కృష్ణయజుర్వేద తైతరీయ శాఖాయాం పంచమకాండే షష్ఠ ప్రపాఠకస్య ఘనపాఠ ప్రారంభ. దేవాదివి దివి దేవా దేవాదివి కృణ్వంతి కృణ్వంతి దివి దేవా దేవాదివి కృణ్వంతి దివి కృణ్వంతి కృణ్వంతి దివి దివి కృణ్వంతి భక్ష్యం భక్ష్యం కృణ్వంతి దివి దివి కృణ్వంతి భక్ష్యం కృణ్వంతి భక్ష్యం భక్ష్యం కృణ్వంతి కృణ్వంతి భక్ష్యయా భక్ష్యం కృణ్వంతి కృణ్వంతి భక్ష్యయా భక్ష్యయా భక్ష్యం భక్ష్యయా అంతరిక్షే అంతరిక్షేయా భక్ష్యం భక్ష్యయా అంతరిక్షే యా అంతరిక్షే అంతరిక్షేయా అంతరిక్షే బహుధా బహుధా అంతరిక్షేయా అంతరిక్షే బహుధా అంతరిక్షే బహుధా బహుధా అంతరిక్షే అంతరిక్షే బహుధా భవంతి భవంతి బహుధా అంతరిక్షే అంతరిక్షే బహుధా భవంతి బహుధా భవంతి భవంతి బహుధా బహుధా భవంతి బహుధేతి బహుధా భవంతీతి భవంతి పృథివీం పృథివీం యా పృథివీం వయసా వయసా పృథివీం యా పృథివీం వయసా పృథివీం వయసా వయసా పృథివీం పృథివీం వయసోందంచుందంతి వయసా పృథివీం పృథివీం వయసోందంతి వయసోందంచుందంతి వయసా వయసోందంతి శుక్రా శుక్రా ఉందంతి వయసా వయసోందంతి శుక్రా ఉందంతి శుక్రా శుక్రా ఉందంచుందంతి శుక్రాస్తాస్తా శుక్రా ఉందంచుందంతి శుక్రాస్తా శుక్రాస్తాస్తా శుక్రా శుక్రాస్తానో నస్తా శుక్రా శుక్రాస్తాన రానో నస్తాస్తాన ఆపహాపో నస్తాస్తాన ఆపహ నహాపహాపో నో నహాభశ్యకోశమాపో నో నహాభశ్యం ఆవశ్యకోశమాప ఆవశ్యగ్యోనాశ్యోనాశ్రమాపశ్యగ్యోనాశ్యోనాశ్యకోశగ్యోనాభవంతు భవంతు శ్యోనాశ్యకోశగ్యోనాభవంతు శివేన మామా శివేన శివేన మా చక్షుషా చక్షుషా మా శివేన శివేన మా చక్షుషా మా చక్షుషా చక్షుషా మా చక్షుషా పశ్యత పశ్యత చక్షుషా మా చక్షుషా పశ్యత చక్షుషా పశ్యత పశ్యత చక్షుషా చక్షుషా పశ్యతావ పశ్యత చక్షుషా చక్షుషా పశ్యతావ పశ్యతావ పశ్యత పశ్యతావ శివయా శివయా పశ్యత పశ్యతావ శివయా ఆవ శివయా శివయా పహావ శివయా తనువా తనువా శివయా పహావ శివయా తనువా శివయా తనువా తనువా శివయా శివయా తనువో భోప తనువా శివయా శివయా తనువోప తనువో భోప తనువా తనువోప స్పృశత స్పృశతోప తనువా తనువోప స్పృశత ఉపస్పృశత స్పృశతో గోప స్పృశతత్వజం త్వజగ్గస్పృశతో గోప స్పృశతత్వజం స్పృశతత్వజం త్వజగ్గస్పృశత స్పృశతత్వజం మే మే త్వజగ్గస్పృశత స్పృశతత్వజం మే త్వజం మే మే త్వజం త్వజం మే మైతి మే సర్వాగో అగ్నిగోరగ్నీన్ సర్వాన్ సర్వాగో అగ్నిగోరప్సుషదో అప్సుషదో అగ్నీన్ సర్వాన్ సర్వాగో అగ్నిగోరప్సుషద అగ్నిగోరప్సుషదో అప్సుషదో అగ్నిగోరగ్నిగోరప్సుషదో హువే హువే అప్సుషదో అగ్నిగోరగ్నిగోరప్సుషదో హువే అప్సుషదో హువే హువే అప్సుషదో అప్సుషదో హువే వో వో హువే అప్సుషదో అప్సుషదో హువే వహ అప్సుషద ఇత్యప్సు సద హువే వో వో హువే హువే భోమయి మయి వో హువే హువే భోమయి భోమయి మయి వో భోమయి వచ్చో వచ్చో మయి వో భోమయి వచ్చ మయి వచ్చో వచ్చో మయి మయి వచ్చో బలం బలం వచ్చో మయి మయి వచ్చో బలం వచ్చో బలం బలం వచ్చో వచ్చో బలమోజ ఓజో బలం వచ్చో వచ్చో బలమోజ బలమోజ ఓజో బలం బలమోజో నిన్యోజో బలం బలమోజోని ఓజో నిన్యోజ ఓజో నిధత్త ధత్తన్యోజ ఓజో నిధత్త నిధత్త ధత్త నిధత్త ధత్తేతి ధత్త రజోజో యజ్ఞదస్సం ప్రయతి సంప్రయతి రజో యజ్ఞదస్సం ప్రయతి అదస్సం ప్రయతి సంప్రయతి రజోదస్సం ప్రయతి రహావహౌ సంప్రయతి రజోదస్సం ప్రయతి రహౌ సంప్రయతీరహావహౌ సంప్రయతి సంప్రయతీరహావన దతాన దతాహౌ సంప్రయతి సంప్రయతీరహావన దత సంప్రయతీరితి సంప్రయతి అహావన దతాన దతాహావహావన దతాహతే హతేన దతాహావహావన దతాహతే అనదతాహతే హతేన దతాన దతాహతే అత ఇతి హతే తస్మాదాస్మాత్తస్మాదా నద్య నద్య ఆ తస్మాత్తస్మాదా నద్య ఉదానిషురానిషురుదానిషుర్మహీర్మహీరానిషురుదానిషుర్మహీ ఆనిషుర్మహీర్మహీరానిషురానిషుర్మహీర్దీతిమహీరానిషురానిషుర్మహీర్ది మహేరిధీతి మహేర్మహేరి తస్మాత్తస్మాది మహేర్మహేరి తస్మాద్ తస్మాదుదకముదకందస్మాదిదీర్తస్మాదుదకం తస్మాదుదకముదకందస్మాత్తస్మాదుదకముచ్యత ఉచ్యత ఉదకందస్మాత్తస్మాదుదకముచ్యతే ఉదకముచ్యత ఉచ్యత ఉదకముదకముచ్యతే ఉచ్యత ఇత్యుచ్యతే ఆపో భద్రా భద్రా ఆప ఆపో భద్రా ఘృతం ఘృతం భద్రా ఆప ఆపో భద్రా ఘృతం భద్రా ఘృతం ఘృతం భద్రా భద్రా ఘృతమిది ఘృతం భద్రా భద్రా ఘృతమిది ఘృతమిదిభృతం ఘృతమిదాప ఆప ఇద్భృతం ఘృతమిదాప ఇదాప ఆప ఇది తాప ఆసురాసురాప ఇది దాప ఆసు ఆప ఆసురాసురాప ఆప ఆసురగ్నిషోమాసురాసురగ్నిషోమౌసురగ్నిషోమాసురాసురగ్నిషోమౌ విప్రతి విప్రత్యగ్నిషోమాసురాసురగ్నిషోమౌ విప్రతి అగ్నిషోమో బిభ్రతి బిభ్రత్యగ్నిషోమా భగ్నిషోమో బిభ్రత్యాప ఆపో బిభ్రత్యగ్నిషోమా భగ్నిషోమో బిభ్రత్యాప అగ్నిషోమా విత్యగ్ని సోమో బిభ్రత్యాప ఆపో బిభ్రతి బిభ్రత్యాప ఇది దాపో బిభ్రతి బిభ్రత్యాప ఇది ఆప ఇది దాప ఆప ఇత్తాస్త ఇదాప ఆప ఇత్తాస్త మధుపృచామితి మధుపృచా అరంగమ ఆరంగమో అరంగమ ఆమామారంగమో అరంగమ ఆమామైత్యరంగమ ఆమామామ ప్రాణేన ప్రాణేన మామా ప్రాణేన ప్రాణేన ప్రాణేన మామా ప్రాణేన సహ సహ ప్రాణేన మామా ప్రాణేన సహ ప్రాణేన సహ సహ ప్రాణేన ప్రాణేన సహ వచ్చసావచ్చసాధ ప్రాణేన ప్రాణేన సహ వచ్చసా ప్రాణేనేది ప్రా అనేన సహ వచ్చసావచ్చసాధ సహవచ్చసాగన్ గలు వచ్చసాధావచ్చసాగన్ వచ్చసాగన్ గలు వచ్చసావచ్చసాగన్ గన్నితి గన్ ఆదిది దాదాదిత్వశ్యామి పశ్యామి దాదాదిత్వశ్యామి ిత్వశ్యామి పశ్యామీది పశ్యామ్యుతోద పశ్యామీది పశ్యామ్యుత పశ్యామ్యుతోద పశ్యామి పశ్యామ్యుతవా బోధ పశ్యామి పశ్యామ్యుతవా బోధోతవా శృణోమి శృణోమి బోధోతవా శృణోమి వా శృణోమి శృణోమి వా శృణోమ్యా శృణోమి వా శృణోమ్యా శృణోమ్యా శృణోమి శృణోమ్యా మామా శృణోమి శృణోమ్యా మా ఆ మా ఘోషో ఘోషో మా ఘోష గచ్చతి గచ్చతి ఘోషో మా ఘోషో గచ్చతి ఘోషో గచ్చతి గచ్చతి ఘోషో ఘోషో గచ్చతి వాగ్గచ్చతి ఘోషో ఘోషో గచ్చతి వాగ్గచ్చతి వాగ్గచ్చతి గచ్చతి వాంగ్నో నో వాగ్గచ్చతి గచ్చతి వాంగ్న వాంగ్నో నో వాగ్వాంగ్న ఆసామాసాన్నో వాగ్వాంగ్న ఆసామాసాన్నో నాసామిత్యాసాం మన్యే భేదానో భేదానో మన్యే మన్యే భేదానో అమృతస్యామృతస్య భేదానో మన్యే మన్యే భేదానో అమృతస్య భేదానో అమృతస్యామృతస్య భేదానో భేదానో అమృతస్య తరిహిమృతస్య భేదానో భేదానో అమృతస్య తరిహి అమృతస్య తరిహి తస్యమృతస్యామృతస్య తరిహి హిరణ్యవర్ణా హిరణ్యవర్ణాస్తస్యమృతస్యామృతస్య తరిహి హిరణ్యవర్ణా తరిహి హిరణ్యవర్ణా హిరణ్యవర్ణాస్తరిహి తరిహి హిరణ్యవర్ణా అతృపమతృపకో హిరణ్యవర్ణాస్తరిహి తరిహి హిరణ్యవర్ణా అతృపం హిరణ్యవర్ణా అతృపమతృపకో హిరణ్యవర్ణా హిరణ్యవర్ణా అతృపంజదాయదాతృపకో హిరణ్యవర్ణా హిరణ్యవర్ణా అతృపంజదా హిరణ్యవర్ణ ఇది హిరణ్యవర్ణ అతృభంజదాతృపమతృభంజదాభోజదాతృపమతృభంజదావ ఆబోహిష్యావ ఆబోహిష్ఠస్థస్యావ ఆబోహిష్ఠ హిష్ఠస్థ హిష్ఠావయోభవో మయోభవస్థ హిష్ఠావయోభవ

మహే మహే రణాయ చక్షసే రణాయ చక్షసే చక్షసే రణాయ రణాయ చక్షసే చక్షస ఇది చక్షసే యోగో భోయో యోగ శివతమ శివతమో భోయో యోగ శివతమ శివతమ శివతమో వోవ శివతమోరథోరథ శివతమో వోవ శివతమోరథ శివతమోరథోరథ శివతమ శివతమోరథస్త్యగస్ శివతమ శివతమోరథస్త్య శివతమ ఇది శివస్తస్తోరథస్త్య భారయత భారేతస్తోరథస్త్య భారయత అస్యభాజయత భాజయతస్య భాజయతేహేహ భాజయతస్య భాజయతేహ భాజయతేహేహ భాజయత భాజయతేహ నోన ఇహ భాజయత భాజయతేహ నః ఇహ నోన ఇహేహ నః మైతి నః ఉషతీరి దేవోషతీరుషతీరివ మాతరో మాతర ఇవోషతీరుషతీరివ మాతర ఇమ మాతరో మాతర ఇవేవ మాతర మాతర ఇది మాతర తస్మా అరమరం తస్మై తస్మా అరంగమామగ మామారం తస్మై తస్మా అరంగమామ అరంగమామగ మామారమరంగమామ భోగ మామారమరంగమామవ గమామ భోగ మామగ మామ భోయస్య భోగ మామగ మామ భోయస్య భోయస్య భో భోయస్య క్షయాయ క్షయాయ భో భోయస్య క్షయాయ యస్య క్షయాయ జిన్వథ జిన్వథ క్షయాయ క్షయాయ జిన్వథ క్షయాయ జిన్వథ జిన్వథ క్షయాయ క్షయాయ జిన్వథ జిన్వథే జిన్వథ ఆపో జనయథ జనయథాప ఆపో జనయథాచ జనయథాప ఆపో జనయథాచ జనయథాచ జనయథ జనయథాచ నోనశ్చ జనయథ జనయథాచన జనోనశ్చ జన ఇది నః దివిశ్రయస్వ శ్రయస్వ దివి దివిశ్రయస్వాంతరిక్షే అంతరిక్షే శ్రయస్వ దివి దివిశ్రయస్వాంతరిక్షే శ్రేయస్వాంతరిక్షే అంతరిక్షే శ్రేయస్వశ్రేయస్వాంతరిక్షేయదస్వయస్వాంతరిక్షేయస్వశ్రేయస్వాంతరిక్షేయదస్వాంతరిక్షేయదస్వయస్వాంతరిక్షే అంతరిక్షేయదస్వ పృథివ్యా పృథివ్యాయదస్వాంతరిక్షే అంతరిక్షేయదస్వ పృథివ్యా రథస్వ పృథివ్యా పృథివ్యాయదస్వయదస్వ పృథివ్యాసమోదం పృథివ్యాయదస్వయదస్వ పృథివ్యాసం పృథివ్యాసమోదం పృథివ్యా పృథివ్యా సంభవభవ సంపృథివ్యా పృథివ్యా సంభవ సంభవ భవ సగో సంభవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసంభవ సగో సంభవ బ్రహ్మవర్చసం భవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసంభవ భవ బ్రహ్మవర్చసమస్యసి బ్రహ్మవర్చసంభవ భవ బ్రహ్మవర్చసమసి బ్రహ్మవర్చసమస్యసి బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమసి బ్రహ్మవర్చసాయ బ్రహ్మవర్చసాయాసి బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమసి బ్రహ్మవర్చసాయ బ్రహ్మవర్చసమిది బ్రహ్మ వర్చసం అసి బ్రహ్మవర్చసాయ బ్రహ్మవర్చసాయ బ్రహ్మవర్చసాయ బ్రహ్మవర్చసాయ బ్రహ్మవర్చసాయ బ్రహ్మవర్చసాయ బ్రహ్మవర్చసాయ బ్రహ్మవర్చసాయ బ్రహ్మవర్చసాయేది బ్రహ్మ వర్చసాయ ఏది అపాంగ్రహాంగ్రహానపామపాంగ్రహాన్ గృహ్ణాది గృహ్ణాది గ్రహానపామపాంగ్రహాన్ గృహ్ణాది గ్రహాన్ గృహ్ణాది గృహ్ణాది గ్రహాన్ గ్రహాన్ గృహ్ణాత్యేతృహ్ణాది గ్రహాన్ గ్రహాన్ గృహ్ణాత్యేతృహ్ణాత్యేతృహ్ణాది గృహ్ణాత్యేతృహ్ణాది గృహ్ణాత్యేతద్వావ ఏతద్వావ వైతదేతద్వావ రాజసూయమో రాజసూయం వా వైతదేతద్వావ రాజసూయం వావరాజసూయమో రాజసూయం వావరాజసూయం యజ్ఞరాజసూయం వావరాజసూయం యత్ రాజసూయ్యద్రాజసూయగో రాజసూయ్యదేత ఏతేయద్రాజసూయగో రాజసూయ్యదేతే రాజసూయమితి రాజాసూయం యదేత ఏతేయద్యదేతే గ్రహాగ్రహ ఏతేయద్యదేతే గ్రహాః ఏతే గ్రహాగ్రహ ఏత ఏతే గ్రహాః సవస్సవో గ్రహ ఏత ఏతే గ్రహాః సవః అగ్నిర్వర్ణసవో రాజసూయమో రాజసూయం వర్ణసవోగ్నిర్వర్ణసవో రాజసూయం వర్ణసవో రాజసూయమో రాజసూయం వర్ణసవో రాజసూయమగ్నిసవో రాజసూయం వర్ణసవ ఇది వరుణ సవ రాజసూయమగ్నిసవో అగ్నిసవస్థిత్యస్థిత్యో అగ్నిసవో రాజసూయమో రాజసూయమగ్నిసవస్థిత్యః రాజసూయమితి రాజా సూయం అగ్నిసవస్థిత్యస్థిత్యో అగ్నిసవో అగ్నిసవస్థిత్యస్థాభ్యాం అగ్నిసవైత్యగ్నిస్తవ చిత్యస్తాభ్యాంతాభ్యాంచిత్యస్థిత్యస్థాభ్యామేవైవతాభ్యాంతాభ్యామేవ సూయతే సూయత ఏవతాభ్యాంతాభ్యామేవ సూయతే సూయతే సూయత ఏవైవ సూయత ఏథో అథో సూయత ఏవైవ సూయతే ఏథో అథో సూయతే సూయతే సూయతే ఉభావ ఉభావథో సూయతే సూయతే ఉభౌ అథో ఉభావేవైవోభావథో అసో ఉభావేవ అథో ఇత్యథో ఉభావేవైవోభావభావేవలోకౌ లోకావేవోభావభావేవలోకౌ ఏవ లోకౌ లోకావేవైవ లోకావభ్యభిలోకావేవైవ లోకావభి లోకావభ్యభిలోకౌ లోకావభిజయతి అభిజయతి జయత్యభ్యభిజయతి యో జయత్యభ్యభిజయతి యస్చ జయోయస్చ రాజసూయేన రాజసూయేన చ యోయశ్చ రాజసూయేన చ రాజసూయేన చ రాజసూయేన చ రాజసూయేన చ రాజసూయేన జానస్య రాజసూయేన జానస్య రాజసూయేన రాజసూయేన జయోయ ఈ జానస్య రాజసూయేన రాజసూయేన జయ రాజసూయేన రాజసూయేన చ రాజసూయేన యశ్చ రాజసూయేన రాజసూయేన జానస్య యో యీ జానస్య రాజసూయేన రాజసూయేన జానస్య యశ్చ రాజసూయేన రాజసూయేన చ రాజసూయేన జానస్య యశ్చ జయోయశ్చాగ్నిచితో అగ్నిచితస్య యోయశ్చాగ్నిచితః అగ్నిచిత ఆప ఆపో అగ్నిచితో అగ్నిచిత ఆపః అగ్నిచిత ఆప ఆపో అగ్నిచితో అగ్నిచిత ఆపో భవంతి భవంత్యాపో అగ్నిచితో అగ్నిచిత ఆపో భవంతి అగ్నిచిత ఇత్యగ్ని చిత ఆపో భవంతి భవంత్యాప ఆపో భవంత్యాప ఆపో భవంత్యాపః భవంత్యాప ఆపో భవంతి భవంత్యాపో వై వా ఆపో భవంతి భవంత్యాపో వై ఆపో వై వా ఆప ఆపో వా అగ్నేరగ్నేర్వా ఆప ఆపో వా అగ్నే వా అగ్నేరగ్నేర్వై వా అగ్నేర్భ్రాతృవ్యాద్భ్రాతృవ్యా అగ్నేర్వై వా అగ్నేర్భ్రాతృవ్యా అగ్నేరగ్నేర్భ్రాతృవ్యాయద్ అగ్నేరపోయజ్ఞరపోయజ్ఞరపోయజ్ఞరపోయజ్ఞరపోయజ్ఞరపోయజ్ఞరపోయజ్ఞరపోయజ్ఞరపోయజ్ఞరపోయజ్ఞరపోయజ్ఞరపోయజ్ఞరపోయజ్ఞరపోయజ్ఞరపోయజ్ఞరపోయజ్ఞరపోయజ్ఞరపోయజ్ఞరపోయజ్ఞరపోయజ్ఞరపోయజ్ఞరపోయజ్ఞరపోయజ్ఞరపోయజ్ఞరపోయజ్ఞరపోయజ్ఞరపోయజ్ఞరపోయజ్ఞరపోయజ్ఞరపోయజ్ఞరపోయజ్ఞరపోయజ్ఞరపోయజ్ఞరపోయజ్ఞరపోయజ్ఞరపోయజ్ఞరపోయజ్ఞరపోయజ్ భ్రాతృవ్యాభిభూత్యాత్మనా ఏనా ఏవమేవమేనా ఏనా ఏవం వేద ద్వాదశ ద్వాదశ వేదైవమేవం వేద ద్వాదశ వేదద్వాదశ ద్వాదశ వేద వేద ద్వాదశ భవంతి భవంతి ద్వాదశ వేద వేద ద్వాదశ భవంతి ద్వాదశ భవంతి భవంతి ద్వాదశ ద్వాదశ భవంతి ద్వాదశ ద్వాదశ భవంతి ద్వాదశ ద్వాదశ భవంతి ద్వాదశ భవంతి ద్వాదశ ద్వాదశ భవంతి భవంతి ద్వాదశ మాసా మాస ద్వాదశ భవంతి భవంతి ద్వాదశ మాసా ద్వాదశ మాసా మాస ద్వాదశ ద్వాదశ మాస సంవత్సర సంవత్సరో మాస ద్వాదశ ద్వాదశ మాస సంవత్సర సంవత్సర సంవత్సరో మాస మాస సంవత్సర సంవత్సరేణ సంవత్సరేణ సంవత్సరో మాస మాస సంవత్సర సంవత్సరేణ సంవత్సర సంవత్సరేణ సంవత్సరేణ సంవత్సర సంవత్సర సంవత్సరేణ సంవత్సరేణ సంవత్సర సంవత్సర సంవత్సరేణ సంవత్సర ఇది సంవత్సర సంవత్సరేణ సంవత్సరేణ సంవత్సరేణ అస్మాస్మా సంవత్సరేణ సంవత్సరేణ అస్మై సంవత్సరేణేతి సంవత్సరేణ ఏవాస్మా అస్మా ఏవైవాస్మా అన్నమన్నమస్మా ఏవైవాస్మా అన్నం అస్మా అన్నమన్నమస్మా అస్మా అన్నమవాన్నమస్మా అస్మా అన్నమవ అన్నమవాన్నమన్నమవరుంధే రుంధేవాన్నమన్నమవరుంధే అవరుంధే రుంధే వావరుంధే పాత్రాణి పాత్రాణి రుంధే వావరుంధే పాత్రాణి రుంధే పాత్రాణి పాత్రాణి రుంధే రుంధే పాత్రాణి భవంతి భవంతి పాత్రాణి రుంధే రుంధే పాత్రాణి భవంతి పాత్రాణి భవంతి భవంతి పాత్రాణి పాత్రాణి భవంతి పాత్రే పాత్రే భవంతి పాత్రాణి పాత్రాణి భవంతి పాత్రే భవంతి పాత్రే పాత్రే భవంతి భవంతి పాత్రే వై వై పాత్రే భవంతి భవంతి పాత్రే వై పాత్రే వై వై పాత్రే పాత్రే వా అన్నమన్నం వై పాత్రే పాత్రే వా అన్నం అన్నమన్నం వై వా అన్నమద్యతే జ్యతే అన్నం వై వా అన్నమద్యతే అన్నమద్యతే జ్యతే అన్నమన్నమద్యతే సయోని సయోన్యజ్యతే అన్నమన్నమద్యతే సయోని మధ్యతే సయోని సయోన్యజ్యతే తిరే సయోన్యే వైవ సయోన్యజ్యతే తిరే సయోన్యేవ సయోన్యే వైవ సయోని సయోన్యేవాన్నమన్నమేవ సయోని సయోన్యేవాన్నం సయోని దిశా యోని ఏవాన్నమన్నమే వైవాన్నమవాన్నమేవైవాన్నమవ అన్నమవాన్నమన్నమవృంధే రుంధేవాన్నమన్నమవృంధే అవరుంధే రుంధే వావృంధ ఆరుంధే వావృంధ రుంధ ఆరుంధే రుంధ ఆద్వాదశాద్వాదశాదారుంధే రుంధ ఆద్వాదశాద్వాదశాద్వాదశాత్పురుషాత్పురుషాద్వాదశాద్వాదశాత్పురుషాద్వాదశాత్పురుషాద్ ద్వాదశాత్పురుషాత్పురుషాద్వాదశాత్పురుషాదన్నమన్నం పురుషాద్వాదశాద్వాదశాత్పురుషాదన్నం పురుషాదన్నమన్నం పురుషాత్పురుషాదన్నమత్యన్నం పురుషాత్పురుషాదన్నమతి అన్నమత్యన్నమన్నమత్యథో అథో అత్యన్నమన్నమత్యథో అత్యథో అథో అత్యథో పాత్రాత్ పాత్రాదథో అత్యథో పాత్రాత్ అథో పాత్రాత్ పాత్రాదథో అథో పాత్రాన్న పాత్రాదథో అథో పాత్రాన్న అథో ఇత్యథో పాత్రాన్న పాత్రాత్ పాత్రాన్న ఛిద్యతే ఛిద్యతే న పాత్రాత్ పాత్రాన్న ఛిద్యతే నిద్యతే ఛిద్యతే నిద్యతే యస్యతే నిద్యతే యస్యతే యస్యతే ఛిద్యతే యస్యీతా ఏతాయస్యతే ఛిద్యతే యస్యీతా యస్యీతా ఏతాయస్యీతా ఉపధీయంత ఉపధీయంత ఏతాయస్యీతా ఉపధీయంతే ఏతా ఉపధీయంత ఉపధీయంత ఏతా ఏతా ఉపధీయంతేయోయ ఉపధీయంత ఏతా ఏతా ఉపధీయంతేయ ఉపధీయంతేయోయ ఉపధీయంత ఉపధీయంతేయ ఉభూయ ఉపధీయంత ఉపధీయంతేయ ఉపధీయంత ఇత్యుపాధీయంతే య ఉభూయోయ ఉచచోయోయ ఉచ ఉచైనా ఏనాశ్చ ఉచైనా చైనా ఏనాశ్చ చైనా ఏవమేవమేనాశ్చ చైనా ఏవం ఏనా ఏవమేవమేనా ఏనా ఏవం వేద వేదైవమేనా ఏనా ఏవం వేద ఏవం వేద వేదైవమేవం వేద కుంభా కుంభా వేదైవమేవం వేద కుంభా వేద కుంభా కుంభా వేద వేద కుంభాశ్చిత కుంభా వేద వేద కుంభాశ్చ కుంభాశ్చిత కుంభా కుంభాశ్చ కుంభీ కుంభీశ్చ కుంభా కుంభాశ్చ కుంభీ కుంభీశ్చిత కుంభీశ్చిత కుంభీశ్చిత కుంభీశ్చ కుంభీశ్చిత కుంభే కుంభీశ్చ మిథనాని మిథనాని చ కుంభే కుంభీశ్చ మిథనాని మిథనాని మిథనాని చిత మిథనాని భవంతి భవంతి మిథనాని చిత మిథనాని భవంతి మిథనాని భవంతి భవంతి మిథనాని మిథనాని భవంతి మిథనస్య మిథనస్య భవంతి మిథనాని మిథనాని భవంతి మిథనస్య భవంతి మిథునస్య మిథునస్య భవంతి భవంతి మిథునస్య ప్రజాతి ప్రజాతి మిథునస్య భవంతి భవంతి మిథునస్య ప్రజాతి మిథునస్య ప్రజాతి ప్రజాతి మిథునస్య మిథునస్య ప్రజాతి ప్రజాతి మిథునస్య మిథునస్య ప్రజాతి ప్రజాతి ప్రజాతి ప్రజాతి ప్రజయా ప్రజయా ప్రజాతి ప్రజాతి ప్రజయా ప్రజయా ప్రజయా పశుభిర్మిథనైర్జాయతే మిథనైర్జాయతే మిథనైర్మిథనైర్జాయతే యస్య ఉపధీయంత ఉపధీయంత ఏతాయస్య ఉపధీయంతే యోయ ఉపధీయంత ఏతాయ ఉపధీయంతే యః ఉపధీయంతే యోయ ఉపధీయంత ఏవమేవమేనాశ్చ ఏనా ఏవమేవమేనా ఏనా ఏవం వేద శుక్షుక్ వేద ఏవమేవం వేద శుక్ వేద శుక్షుక్వేద వేద శుక్వై వై శుక్వేద వేద శుక్వై శుక్వై వై శుక్షుక్వా అగ్నిరగ్నిర్వై శుక్షుక్వా అగ్ని ఆ అగ్నిరగ్నిర్వై వా అగ్నిస్తో అగ్నిర్వై వా అగ్నిస్థ అగ్నిస్తో అగ్నిరగ్నిస్తో ధర్యమద్ధర్యమునసో అగ్నిరగ్నిర్వై వా అగ్నిస్తో అగ్నిస్తో అగ్నిరగ్నిస్తో ధర్యమద్ధర్యమునసో అగ్నిరగ్నిర్వై వా అగ్నిస్తో అగ్నిస్తో అగ్నిరగ్నిస్తో ధర్యమద్ధర్యమునసో అగ్నిరగ్నిర్వై వా అగ్నిస్తో అగ్నిస్తో అగ్నిరగ్నిస్తో యజమానమధ్వర్యమధ్వర్యమానం ప్రజా యజమానం ప్రజా ప్రజా యజమానం యజమానం ప్రజా శుచా శుచా ప్రజా యజమానం యజమానం ప్రజా శుచా ప్రజాశ్రుజాశుజా ప్రజా ప్రజాశ్రుజార్పయత్యర్పయతి శుజా ప్రజా ప్రజాశ్రుజార్పయతి ప్రజాయి ప్రాజా శుజార్పయత్యర్పయతి శుజాశుజార్పయతి యజ్జదర్పయతి శుజాశుజార్పయతి యద్ అర్పయతి యజ్జదర్పయత్యర్పయతి యదపోపో యదర్పయత్యర్పయతి యదప యదపోపో యజ్జదప ఉపదధాచ్యుపదధాచ్యపో యజ్జదప ఉపదధాది అపౌపదధాచ్యుపదధాచ్యపోపౌపదధాశుచముపదధాచ్యపోపౌపదధాశుచముపదధాచ్యుపదధాశుచమేవైవశుచముపదధాచ్యుపదధాశుచమేవ ఉపదధాతి ఇత్యుపాదధాతి శుచమేవైవశుచముశుచమేవాస్యాస్యైవశుచముశుచమేవాస్య ఏవాస్యాచ్యైవైవాక్యశమైతి శమయత్యస్యైవైవాక్యశమైతి అర్థశమైతి శమయత్యస్యాస్యశమైతి నాశమయత్యస్యాస్యశమైతి నాప్తిమాప్తిమూలశమయతి శమయతి నాప్తిమాప్తిమూలశమయతి శమయతి నాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్తిమాప్త ఆవర్యర్ణ యజమాన నయజమానో యజమానో నమ యజమాన శ్యామ్యంతి శ్యామ్యంతి యజమానో న యజమాన శ్యామ్యంతి యజమాన శ్యామ్యంతి శ్యామ్యంతి యజమానో యజమాన శ్యామ్యంతి ప్రజా ప్రజా శ్యామ్యంతి యజమానో యజమాన శ్యామ్యంతి ప్రజా శ్యామ్యంతి ప్రజా ప్రజా శ్యామ్యంతి శ్యామ్యంతి ప్రజాయత్ర ప్రజా శ్యామ్యంతి శ్యామ్యంతి ప్రజాయత్ర ప్రజాయత్ర ప్రజా ప్రజాయత్రైత ఏతాయత్ర ప్రజా ప్రజాయత్రైతా ప్రజాయి ప్రజాయత్రైతా ఏతాయత్రయత్రైతా ఉపధీయంత ఉపధీయంత ఏతాయత్రయత్రైతా ఉపధీయంతే ఏతా ఉపధీయంత ఉపధీయంత ఏతా ఏతా ఉపధీయంతే పామ పామపధీయంత ఏతా ఏతా ఉపధీయంతే పామ ఉపధీయంతే పామ పామపధీయంత ఉపధీయంతే పాం వై వామపధీయంత ఉపధీయంతే పాం వై ఉపధీయంత ఇత్యువాధీయంతే అపాం వై వా అపామపాం వా ఏతాన్యేతాని వా అపామపాం వా ఏతాని వా ఏతాన్యేతాని వై వా ఏతాని హృదయాని హృదయాన్యేతాని వై వా ఏతాని హృదయాని ఏతాని హృదయాని హృదయాన్యేతాన్యేతాని హృదయాని యజ్ఞహృదయాన్యేతాన్యేతాని హృదయాని యత్ హృదయాని యజ్ఞహృదయాని హృదయాని ఏతా ఏతాయద్హృదయాని హృదయాని ఏతా ఏతాయుద్ధేతా ఆప ఏతా ఆప ఆప ఏతా ఏతా ఆపోయిద్యదాప ఏతా ఏతా ఆపోయిద్ ఆపోయిద్యదాప ఆపోయిదేతా ఏతాయుదాప ఆపోయిదేతా యదేతా ఏతాయుద్ధేతా అపోప ఏతాయుద్ధేతా అప ఏతా అపోప ఏతా ఏతా అప ఉపదధాచ్యుపదధాప ఏతా ఏతా అప ఉపదధాది అప ఉపదధాచ్యుపదధాచ్యపోప ఉపదధాది దివ్యాభిర్దివ్యాభిరుపదధాచ్యపోప ఉపదధాది దివ్యాభి ఉపదధాతు దివ్యాభిర్దివ్యాభిరుపదధాచ్యుపదధాతు దివ్యాభిరేవైవ దివ్యాభిరుపదధాచ్యుపదధాతు దివ్యాభిరేవ ఉపదధాదీత్యుపాదాది దివ్యాభిరేవైవ దివ్యాభిర్దివ్యాభిరేవైనా ఏనా ఏవ దివ్యాభిర్దివ్యాభిరేవైనా ఏనా ఏవైవైనాస్తకుంసమేనా ఏవైవైనాస్తం ఏనాస్తకుంసమేనా ఏనాస్తకుంసృజతి సృజతిసమేనా ఏనాస్తకుంసృజతి సగుంసృజతి సృజతి సగుంసృజతి వరుషుగో వరుషుగస్సృజతి సగుంసగుంసృజతి వరుషుగ సృజతి వరుషుగో వరుషుగస్సృజతి సృజతి వరుషుగ పర్జన్య పర్జన్యో వరుషుగస్సృజతి సృజతి వరుషుగ పర్జన్య వరుషుగః పర్జన్యః పర్జన్యో వరుషుగో వరుషుగః పర్జన్యో భవతి భవతి పర్జన్యో వరుషుగో వరుషుగః పర్జన్యో భవతి పర్జన్యో భవతి భవతి పర్జన్యః పర్జన్యో భవతి యో యో భవతి పర్జన్యః పర్జన్యో భవతి యః భవతి యో యో భవతి భవతి యో వై వై యో భవతి భవతి యో వై యో వై వై యో యో వా ఏతాసామేతాసాం వై యో యో వా ఏతాసాం వా ఏతాసామేతాసాం వై వా ఏతాసామాయతనమాయతనమేతాసాం వై వా ఏతాసామాయతనం ఏతాసామాయతనమాయతనమేతాసామేతాసామాయతనంక్లుప్తింక్లుప్తిమాయతనమేతాసామేతాసామాయతనంక్లుప్తిం ఆయతనంక్లుప్తింక్లుప్తిమాయతనమాయతనంక్లుప్తిం వేద వేద క్లుప్తిమాయతనమాయతనంక్లుప్తిం వేద ఆయతనమిత్యాయతనం క్లుప్తిం వేద వేద క్లుప్తిం క్లుప్తిం వేదాయతనవానాయతనవాను వేద క్లుప్తిం క్లుప్తిం వేదాయతనవాన్ వేదాయతనవానాయతనవాను వేద వేదాయతనవాన్ భవతి భవత్యాయతనవాను వేద వేదాయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి భవత్యాయతనవానాయతనవాన్ భవతి కల్పతే కల్పతే భవత్యాయతనవానాయతనవాన్ భవతి కల్పతే ఆయతనవానిత్యాయతనవాను భవతి కల్పతే కల్పతే భవతి భవతి కల్పతే స్మాస్మై కల్పతే భవతి భవతి కల్పతే స్మై కల్పతే స్మాస్మై కల్పతే కల్పతే స్మానుసీతమనుసీతమస్మై కల్పతే కల్పతే స్మానుసీతం అస్మానుసీతమనుసీతమస్మానుసీతముపోపానుసీతమస్మానస్మానుసీతముపా అనుసీతముపోపానుసీతమనుసీతముపదధాది దధాచ్యుపానుసీతమనుసీతముపదధాది అనుసీతమిత్యనుసీతం ఉపదధాది దధాచ్యుపోపదధాచ్యేతదేతద్దధాచ్యుపోపదధాచ్యేతద్ దధాచ్యేతదేతద్దధాది దధాచ్యేతద్వైవాయితనమాయితనమాసాం ఆసామాయతనమాయతనమాసామాసామాయతనమేషాయతనమాసామాయతనమేషాయతనమేషైషాయతనమాయతనమేషాయతనమేషాయతనమేషాయతనమేషాయతనమేషాయతనమేషాయతనమేషాయతనమేషాయతనమిత్యాయతనం ఏషాయతనమాయతనమేషాయతనమాయతనమేషాయతనమాయతనమేషాయతనమాయతనమేషాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయతనమాయ ఆయతనవాన్భవతి కల్పతే ఆయతనవానిత్యాయతనాను భవతి కల్పతే కల్పతే భవతి భవతి కల్పతే స్మాత్మై కల్పతే భవతి భవతి కల్పతేస్మై కల్పతే స్మాత్మై కల్పతే కల్పతేస్మై ద్వంద్వం ద్వంద్వమస్మై కల్పతే కల్పతేస్మై ద్వంద్వం అస్మై ద్వంద్వం ద్వంద్వమస్మాస్మై ద్వంద్వమన్యా అన్యా ద్వంద్వమస్మాస్మై ద్వంద్వమన్యా ద్వంద్వమన్యా అన్యా ద్వంద్వం ద్వంద్వమన్యా ఉపోపాన్యా ద్వంద్వం ద్వంద్వమన్యా ఉప ద్వంద్వం అన్యా ఉపోపాన్యా అన్యా ఉపదధాతి దధాత్యుపాన్యా అన్యా ఉపదధాతి ఉపదధాతి దధాత్యుపోపదధాతి చతస్రస్తిరస్రోదధాత్యుపోపదధాతిరస్ర దాది చతస్రస్తిరస్రోదధాతిరస్రో మధ్యే మధ్యే చతస్రోదధాతిరస్రో మధ్యే చతస్రో మధ్యే మధ్యే చతస్రస్తిరస్రో మధ్యే ధృత్యై ధృత్యై మధ్యే చతస్రస్తిరస్రో మధ్యే ధృత్యై మధ్యే ధృత్యై ధృత్యై మధ్యే మధ్యే ధృత్యా అన్నమన్నం ధృత్యై మధ్యే మధ్యే ధృత్యా అన్నం ధృత్యా అన్నమన్నం ధృత్యై ధృత్యా అన్నం వై వా అన్నం ధృత్యై ధృత్యా అన్నం వై అన్నం వై వా అన్నమన్నం వా ఇష్టగా ఇష్టగా వా అన్నమన్నం వా ఇష్టగా ఇష్టగా ఇష్టగా వై వా ఇష్టగా ఏకదేకదిష్టగా వై వా ఇష్టగా ఏకద ఇష్టగా ఏకదేకదిష్టగా ఇష్టగా ఏకత్ ఖలు ఖల్ వేదదిష్టగా ఇష్టగా ఏకత్ ఖలు ఏదత్ ఖలు ఖల్ వేదేదత్ ఖలు వై వై ఖల్ వేదేదత్ ఖలు వై ఖలు వై వై ఖలు ఖల వై సాక్షాత్ సాక్షాత్ వై ఖలు ఖల వై సాక్షాత్ వై సాక్షాత్ సాక్షాత్ వై వై సాక్షాదన్నమన్నగు సాక్షాత్ వై వై సాక్షాదన్నం సాక్షాదన్నమన్నగు సాక్షాత్ సాక్షాదన్నయ్యవన్నగు సాక్షాత్ సాక్షాదన్నయ్యద్ సాక్షాది సాక్షాద్ అన్నయ్యదన్నమన్నయ్యదేశ ఏషయదన్నమన్నయ్యదేశ యదేశ ఏష యజ్ఞదేశ చరశ్చరదేశ యజ్ఞదేశ చరు ఏష చరశ్చరదేశ ఏష చరుర్యజ్జరదేశ ఏష చరుర్యద్ చరుర్యజ్జరశ్చరుర్యదేతమేతయ్యచ్చరశ్చరుర్యదేతం యదేతమేతయ్యేతం చరం చరమేతయ్యేతం చరం ఏదం చరం చరమేతమేతం చరముపదధాపదధాని చరుమేతమేతం చరముపదధాని చరుపదధాపదధాని చరం చరముపదధాని సాక్షాత్ సాక్షాదుపదధాని చరం చరముపదధాని సాక్షాత్ పదధాని సాక్షాత్ సాక్షాదుపదధాపదధాని సాక్షాదేవ సాక్షాదుపదధాపదధాని సాక్షాదేవ ఉపదధాదీర్తిపదధాది సాక్షాదేవ సాక్షాత్ సాక్షాదేవాస్మాత్మా సాక్షాత్ సాక్షాదేవాస్మై సాక్షాది సాక్షాత్వాస్మాస్మాస్మా అన్నమన్నమస్మాన్నమన్నమస్మాస్మాన్నమవాన్నమస్మాస్మాన్నమవ అన్నమవాన్నమన్నమవృందే వృందేవాన్నమన్నమవృందే అవరుందే వృందే వావృందే మధ్యతో మధ్యతో వృందే వావృందే మధ్యత వృందే మధ్యలో మధ్యతో వృందే వృందే మధ్యల ఉపోప మధ్యతో వృందే వృందే మధ్యల ఉప మధ్యల ఉపోప మధ్యతో మధ్యత ఉపదధాది దాత్యుప మధ్యతో మధ్యత ఉపదధాది ఉపదధాది దాత్యుపోపదధాది మధ్యతో మధ్యతో దాత్యుపోపదధాది మధ్యత దాది మధ్యతో మధ్యతో దాదిధాది మధ్యత ఏవైవ మధ్యతో దాదిధాది మధ్యత ఏవ మధ్యత ఏవై మధ్యతో మధ్యత ఏవాస్మాస్మా ఏవ మధ్యతో మధ్యత ఏవాస్మై ఏవాస్మాస్మా ఏవైవాస్మా అన్నమన్నమస్మా ఏవైవాస్మా అన్నం అస్మా అన్నమన్నమస్మాస్మా అన్నం దాది దాత్యన్నమస్మాస్మా అన్నం దాది అన్నం దాది దాత్యన్నమన్నం దాది తస్మాత్మాన్నమన్నం దాది తస్మాత్ మధ్యతోమధ్యతస్తస్మాన్నమన్నమధ్యతోన్నమధ్యతస్తస్మాన్నమధ్యతోన్నమన్నమధ్యతోమధ్యతోన్నమధ్యతే జడేన్నమధ్యతోమధ్యతోన్నమధ్యతే అన్నమధ్యతే జడేన్నమన్నమధ్యతే బాధస్పత్యో బాధస్పత్యో జతేన్నమన్నమధ్యతే బాధస్పత్య బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస దేవానాం వై వై దేవానాం బృహస్పతి దేవానాం బృహస్పతిర్బృహస్పతిర్దేవానాం బృహస్పతిర్బ్రహ్మణా బ్రహ్మణా బృహస్పతిర్దేవానాం దేవానాం బృహస్పతిర్బ్రహ్మణా బృహస్పతిర్బ్రహ్మణా బ్రహ్మణా బృహస్పతిర్బృహస్పతిర్బ్రహ్మణైవైవ బ్రహ్మణా బృహస్పతిర్బృహస్పతిర్బ్రహ్మణైవ బ్రహ్మణైవైవ బ్రహ్మణా బ్రహ్మణైవాస్మాత్మానేవ బ్రహ్మణా బ్రహ్మణైవాస్మై ఏవాస్మా అస్మా ఏవైవాస్మా అన్నమన్నమస్మా ఏవైవాస్మా అన్నం అస్మా అన్నమన్నమస్మా అస్మా అన్నమవాన్నమస్మా అస్మా అన్నమవ అన్నమవా అన్నమన్నమ వృంధే వృంధే వా అన్నమన్నమ వృంధే అవరుంధే రుంధే వావరుంధే బ్రహ్మవత్సం బ్రహ్మవత్సకం రుంధే వావరుంధే బ్రహ్మవత్సం రుంధే బ్రహ్మవత్సం బ్రహ్మవత్సకం రుంధే రుంధే బ్రహ్మవత్సమస్తి బ్రహ్మవత్సకం రుంధే రుంధే బ్రహ్మవత్సమసి బ్రహ్మవత్సమస్తి బ్రహ్మవత్సం బ్రహ్మవత్సమసి బ్రహ్మవత్సాయ బ్రహ్మవత్సాయాది బ్రహ్మవత్సం బ్రహ్మవత్సమసి బ్రహ్మవత్సాయ బ్రహ్మవత్సమిది బ్రహ్మవత్సం అది బ్రహ్మవత్సాయ బ్రహ్మవత్సాయ శ్రీ బ్రహ్మవత్సాయ బ్రహ్మవత్సాయ శ్రీ బ్రహ్మవత్సాయ బ్రహ్మవత్సాయ బ్రహ్మవత్సాయ బ్రహ్మవత్సాయేది బ్రహ్మవత్సాయ బ్రహ్మవత్సాయేది బ్రహ్మవత్సాయేది బ్రహ్మవత్సాయ వేదీని ప్రాప్తేత్యాహేది ప్రాప్తేత్యాహేదీత్యాహేదస్వీదేదస్యాహేదీత్యాహేదస్వీ ఆగేదస్వీదేద్యాహేదస్వే బ్రహ్మవర్చసే బ్రహ్మవర్చసీదేదస్యాహేదస్వే బ్రహ్మవర్చసి తేజస్వే బ్రహ్మవర్చసీ బ్రహ్మవర్చసీదేదస్వీదేదస్వే బ్రహ్మవర్చసీ భవతి భవతి బ్రహ్మవర్చసీదేదస్వీదేదస్వే బ్రహ్మవర్చసీ భవతి బ్రహ్మవర్చసీ భవతి భవతి బ్రహ్మవర్చసీ బ్రహ్మవర్చసీ భవతి భవతి బ్రహ్మవర్చసీ బ్రహ్మవర్చసీ భవతి బ్రహ్మవర్చసీ బ్రహ్మవర్చసీ భవతి భవతి భవతి భవతి భవతి ఎస్ ఉపధీయత ఉపధీయత ఏష ఉపధీయత ఉపధీయత ఏష ఉపధీయతేయోయ ఉపధీయత ఏష ఉపధీయతేయ ఉపధీయతేయోయ ఉపధీయత ఉపధీయతేయ ఉభయ ఉపధీయత ఉపధీయతేయ ఉపధీయతీయతే య ఉభయోయ ఉచోయోయ ఉచ ఉచత ఉచైనమేనం చ ఉచైనం శైనమేనం చైనమేవమేవమేనం చైనమేవం ఏనమేవమేవమేనమేనమేవం వేద వేదైవమేనమేనమేవం వేద ఏం వేద వేదైవమేవం వేద వేదేది వేద భూదేష్టగా ఉపభూదేష్టగా భూదేష్టగా ఉపదధాతిర్ధాత్యుపభూదేష్టగా భూదేష్టగా ఉపదధాది భూదేష్టగా ఇది భూత ఇష్టగా ఉపదధాతిర్ధాత్యుపదధాత్యత్రాత్రాత్రధాత్యుపదధాత్యత్రాత్ర ్రవై మృత్యుర్మృత్యుర్వాత్రై మృత్యు అత్రేత్రై మృత్యుర్మృత్యుర్వై వై మృత్యుర్జాయితే జాయితే మృత్యుర్వై వై మృత్యుర్జాయితే మృత్యుర్జాయితే జాయితే మృత్యుర్మృత్యుర్జాయితే మృత్యుర్మృత్యుర్జాయితే జాయితేయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్రయత్ ఏమృత్యుర్మృత్యురేవృత్యుర్జాయతే జాయతే మృత్యురేవృత్యుర్జాయతే మృత్యుర్జాయతే జాయతే మృత్యుర్మృత్యుర్జాయతే తతస్తతో జాయతే మృత్యుర్మృత్యుర్జాయతే తత జాయతే తతస్తతో జాయతే జాయతే తత ఏవతో జాయతే జాయతే తత ఏవ తత ఏవతస్తత ఏవైనమేనమే తతస్తత ఏవైనం ఏవైనమేనమే వై నమ వైనమే వై నమ ఏ నమ వై నమే నమ వయజతేజతే వై నమే నమ వయజతే అవయజతేజతే భావయజతే తస్మాత్తస్మాజతే భావయజతే తస్మాత్తస్మాజతే తస్మాదగ్నిజిదగ్నిజిత్తస్మాజతే తస్మాదగ్నిజిత తస్మాదగ్నిజిత్సర్వమగ్నిజిత్సర్వమాయురాయుస్సర్వమగ్నిజిదగ్నిజిత్సర్వమాయు అగ్నిజిత్యగ్నిజిత్సర్వమాయురాయుస్సర్వమాయురేత్యాయుస్సర్వమాయురేతి ఆయురేత్యాయురాయురేతి సర్వే సర్వ ఏత్యాయురాయురేతి సర్వే ఏది సర్వే సర్వ ఏత్యేది సర్వే సర్వ ఏత్యేది సర్వే సర్వే సర్వే సర్వేహ్యి సర్వే సర్వేహ్యస్య మృత్యవో మృత్యవో శ్రేహ్యస్య మృత్యవ మృత్యవో మృత్యవో స్యాస్య మృత్యవో వేష్ట అవేష్ట మృత్యవో స్యాస్య మృత్యవో వేష్ట మృత్యవో వేష్ట అవేష్ట మృత్యవో మృత్యవో వేష్టాస్తస్మాత్తస్మాదవేష్ట మృత్యవో మృత్యవో వేష్టాస్తస్మాద్ అరేష్టాస్తస్మాత్తస్మాదవేష్ట అవేష్టాస్తస్మాదగ్నిజిదగ్నిజిత్వస్మాదవేష్ట అవేష్టాస్తస్మాదగ్నిజిత్ అవేష్ట ఇత్యవా ఇష్టః తస్మాదగ్నిజిదగ్నిజిత్తస్మాత్తస్మాదగ్నిచిన్న అభిచరితవైనాభిచరితవైనాభిచరితవై ప్రత్యక్ ప్రత్యగభిచరితవైనాభిచరితవై ప్రత్యగ అభిచరితవై ప్రత్యక్ ప్రత్యగభిచరితవా అభిచరితవై ప్రత్యగే నమేనం ప్రత్యగభిచరితవా అభిచరితవై ప్రత్యగేనం అభిచరితవాభిచరితవై ప్రత్యగేనమేనం ప్రత్యక్ ప్రత్యగేనమభిచారోపిచార ఏనం ప్రత్యక్ ప్రత్యగేనమభిచార ఏనమభిచారోపిచార ఏనమేనమభిచార స్తృణుతే స్తృణుతేచార ఏనమేనమభిచార స్తృణుతే అభిచార స్తృణుతే స్తృణుతే విచారోపిచార స్తృణుతే శూయతే శూయతే స్తృణుతే విచారోపిచార స్తృణుతే శూయతే అభిచార ఇత్యభిచార స్తృణుతే శూయతే శూయతే స్తృణుతే స్తృణుతే శూయతే వై వై శూయతే స్తృణుతే స్తృణుతే శూయతే వై శూయతే వై వై శూయతే శూయతే వా ఏష ఏష వై శూయతే శూయతే వా ఏష వా ఏష ఏష వై వా ఏష యోయ ఏష వై వా ఏషయ ఏష యోయ ఏష ఏష యోగ్నిమగ్నియ ఏష ఏష యోగ్నిం యోగ్నిమగ్నియో యోగ్నిం చిరుతే చిరుతే అగ్నియో యోగ్నిం చిరుతే అగ్నించినదే చినదే అగ్నిమగ్నించినదే దేవసువాం దేవసువాం చినదే అగ్నిమగ్నించినదే దేవసువాం చినదే దేవసువాం దేవసువాం చినదే చినదే దేవసువామేతాన్యేతాని దేవసువాం చినదే చినదే దేవసువామేతాని దేవసువామేతాన్యేతాని దేవసువాం దేవసువామేతాని హవీగుంషి హవీగుష్యేతాని దేవసువాం దేవసువామేతాని హవీగుంషి దేవసువామితి దేవాసువాం ఏతాని హవీగుంషి హవీగుష్యేతాన్యేతాని హవీగుంషి భవంతి భవంతి హవీగుష్యేతాన్యేతాని హవీగుంషి భవంతి హవీగుంషి భవంతి భవంతి హవీగుంషి హవీగుంషి భవంత్యేతావంత ఏతావంతో భవంతి హవీగుంషి హవీగుంషి భవంత్యేతావంత భవంత్యేతావంత ఏతావంతో భవంతి భవంత్యేతావంతో వై వా ఏతావంతో భవంతి భవంత్యేతావంతో వై ఏతావంతో వై వా ఏతావంత ఏతావంతో వై దేవానాం దేవానాం వా ఏతావంత ఏతావంతో వై దేవానాం వై దేవానాం దేవానాం వై వై దేవానాగుంసవా సవా దేవానాం వై వై దేవానాగుంసవా దేవానాగుంసవాస్తవా దేవానాం దేవానాగుంసవాస్తే సవా దేవానాం దేవానాగుంసవాస్తే సవాస్మేతే సవాస్తవాస్త ఏవైవతే సవాస్తవాస్త ఏవ ఏవైవేత ఏవాస్మాస్మాదేత ఏవాస్మైవాస్మాస్మాైవాస్మై సవాన్ సవానస్మాైవాస్మై సవాన్ అస్మై సవాన్ సవానస్మాస్మై సవాన్ ప్రత్త సవానస్మాస్మై సవాన్ ప్రవాన్ ప్రసవాన్ సవాన్ ప్రయచ్చంది యచ్చంది ప్రసవాన్ సవాన్ ప్రయచ్చంది ప్రయచ్చంది యచ్చండి ప్రయచ్చంది చేయచ్చండి ప్రయచ్చంది యచ్చంది చేయచ్చంది యచ్చండి ఏనమేనం చేయచ్చంది యచ్చంది ఏనం ఏనమేనం ఏన కోసవంతే సవంత ఏనం ఏన కోసవంతే ఏన కోసవంతే సవంత ఏనమేన కోసవంతే సవత్సవస్సువంత ఏనమేన కోసవంతే సవ సువంతే సవత్సవస్సువంతే సువంతే సవోగ్ని సవస్సువంతే సువంతే సవోగ్ని ర్వర్ణసవోర్ణసవోర్ణసవోర్ణసవోర్ణసవోర్ణసవో రాజసూయమో రాజసూయం వర్ణసవోర్ణసవో రాజసూయమో రాజసూయం వర్ణసవో వర్ణసవో రాజసూయం బ్రహ్మసవో బ్రహ్మసవో రాజసూయం వర్ణసవో వర్ణసవో రాజసూయం బ్రహ్మసవ వర్ణసవ రాజసూయం బ్రహ్మసవో బ్రహ్మసవో రాజసూయకం రాజసూయం బ్రహ్మసవశ్చిత్యశ్చిత్యో బ్రహ్మసవో రాజసూయకం రాజసూయం బ్రహ్మసవశ్చిత్యజసూయంతి రాజాసూయం బ్రహ్మసవశ్చిత్యశ్చిత్యో బ్రహ్మసవో బ్రహ్మసవశ్చిత్యో దేవస్య దేవస్చిత్యో బ్రహ్మసవో బ్రహ్మసవశ్చిత్యో దేవస్య బ్రహ్మసవ ఇది బ్రహ్మసవ చిత్యో దేవస్య దేవస్య చిత్యశ్చిత్యో దేవస్య త్వా దేవస్య చిత్యశ్చిత్యో దేవస్య త్వా ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవేత్ప్రసవ ప్రసూత ఆహారసూత ఏ విదృక్ప్రసూత ఏవైన సదృక్ప్రసూతస్థ విదృక్ప్రసూత ఏవైనమేనమేవ సదృక్ప్రసూతస్థ విదృక్ప్రసూత ఏవైనం సవిదృక్ప్రసూత ఇది సవిదృక్ప్రసూత ఏవైనమేనమేవైనం బ్రహ్మణ బ్రహ్మణైనమేవైనం బ్రహ్మణ ఏనం బ్రహ్మణ బ్రహ్మణైనమేనం బ్రహ్మణ దేవతాభిర్దేవతాభిర్బ్రహ్మణైనమేనం బ్రహ్మణ దేవతాభిః బ్రహ్మణ దేవతాభిర్దేవతాభిర్బ్రహ్మణ బ్రహ్మణ దేవతాభిరభ్యభి దేవతాభిర్బ్రహ్మణ బ్రహ్మణ దేవతాభిరభి దేవతాభిరభ్యభి దేవతాభిర్దేవతాభిరభిషింజతి షింజత్యభి దేవతాభిర్దేవతాభిరభిషింజతి అభిషింజతి షింజత్యభ్యభిషింజత్యన్న స్యాన్నస్యాన్న స్యాన్నస్య షింజత్యభ్యభిషింజత్యన్న స్యాన్నస్య సింజత్యన్న స్యాన్న స్యాన్న స్యాన్నస్య సింజతి సింజత్యన్న స్యాన్న స్యాభ్యభ్యన్న స్యాన్నస్య సింజతి సింజత్యన్న స్యాన్న స్యాభి అన్నస్యాన్నస్యాభ్యభ్యన్న స్యాన్నస్యాన్న స్యాన్నస్యాభిషింజతి సింజత్యభ్యన్న స్యాన్న స్యాన్న స్యాన్నస్యాభిషింజతి అన్నస్యాన్నస్యేతన్నస్యాన్నస్య అభిషింజతి సింజత్యభ్యభిషింజత్యన్న స్యాన్న స్యాన్న స్యాన్నస్య సింజత్యభ్యభిషింజత్యన్న స్యాన్నస్య సింజత్యన్న స్యాన్న స్యాన్న స్యాన్నస్య సింజతి సింజత్యన్న స్యాన్నస్యావరుధ్యావరుధ్యాన్న స్యాన్నస్య సింజతి సింజత్యన్న స్యాన్నస్యావరుధ్యై అన్నస్యాన్నస్యావరుధ్యావరుధ్యాన్నస్యాన్నస్యాన్నస్యావరుధ్యై పురస్కారాద్ పురస్కారవరుధ్యాన్నస్యాన్నస్యాన్నస్యావరుధ్యై పురస్కారాద్ అన్నస్యాన్నస్యేత్యన్నస్య అవరుధ్యై పురస్కారాద్ పురస్కారవరుధ్యావరుధ్యై పురస్కారాద్ ప్రత్యంజం అవరుధ్యా ఇత్యవరుధ్యై పురస్కారాద్ ప్రత్యంజం అభ్యభి ప్రత్యంజం పురస్కారాద్ ప్రత్యంజం అభి ప్రత్యంజం అభ్యభి ప్రత్యంజం ప్రత్యంజం అభిషింజతి సింజత్యభి ప్రత్యంజం ప్రత్యంజం అభిషింజతి అభిషింజతి సింజత్యభ్యభిషింజతి పురస్కారాద్ పురస్కారాద్ సింజత్యభ్యభిషింజతి పురస్కారాద్ సింజతి పురస్కారాద్ పురస్కారాద్ సింజతి పురస్కారాద్ పురస్కారాద్ధ్యే పురస్కారాద్ ప్రత్యాద్ధ్యం ప్రదీజేనం ప్రదీజేనం అన్నమన్నం ప్రదీజేన గోహే ప్రదీజేనమన్నమన్నం ప్రదీజేనం ప్రదీజేనమన్నమద్యతే అన్నమద్యతే జగన్నమన్నమద్యతే శీర్షదస్య శీర్షదో జగన్నమన్నమద్యతే శీర్షద అభిషింజతి సింజత్యభ్యభిషింజతి శీర్షదో అభిషింజతి సింజత్యభ్యభిషింజతి శీర్షదస్య శీర్షదో శీర్షదో శీర్షదస్య శీర్షదో శీర్షదో శీర్షదో శీర్షదో శీర్షదో శీర్షదో శీర్షదో శీర్షదో శీర్షదో శీర్షదో శీర్షదో శీర్షదో శీర్షదో శీర్షదో శీర్షదో శీర్షదో శీర్షదో శీర్షదో శీర్షదో శీర్షదో శీర్షదో శీర్షదో శీర్షదో శీర్షదో శీర్షదో శీర్షదో శీర్షదో శీర్షదో శీర్షదో శీర్షదో శీర్షదో శీర్షదో శీర్షదో శీర్షదో శీర్షదో శీర్షదో శీర్షదో శీర్షదో శీర్షదో శీర్షదో శీర్షదో శీర్షదో శ అన్నాజ్యమిత్యన్నాజ్యం రాజ్యజ్ఞేర్వాజ్యేర్వాజ్యేర్వాజ్యేర్వాజ్యేర్వాజ్యేర్వాజ్యేర్వాజ్యేర్వాజ్యేర్వాజ్యేర్వాజ్యేర్వాజ్యేర్వాజ్యేర్వాజ్యేర్వాజ్యేర్వాజ్యేర్వాజ్యేర్వాజ్యేర్వాజ్యేర్వాజ్యేర్వాజ్యేర్వాజ్యేర్వాజ్యేర్వాజ్యేర్వాజ్యేర్వాజ్యేర్వాజ్యేర్వాజ్యేర్వాజ్యేర్వాజ్యేర్వాజ్యేర్వాజ్యేర్వాజ్యేర్వాజ్యేర్వాజ్యేర్వాజ్యేర్వాజ్యేర్వాజ్యేర్వాజ్యే సామ్రాజ్యేనాభ్యవితామ్రాజ్యేన సామ్రాజ్యేనాభిషించామి సింఛామ్యవితామ్రాజ్యేన సామ్రాజ్యేనాభిషించామి సామ్రాజ్యేనేతామ్రాజ్యేన అభిషించామి సింఛామ్యభ్యభిషించామీతి సింఛామ్యభ్యభిషించామీతి సింఛామీతి సింఛామి సింఛామీత్యాహారేతి సింఛామి సింఛామీత్యాహ ఇత్యాహేదీత్యాహైష ఏష ఆహేదీత్యాహైష ఆహైష ఏష ఆహైషవై వా ఏష ఆహైషవై ఏషవైవా ఏష ఏష వా అగ్నేరగ్నేర్వా ఏష ఏష వా అగ్నే వా అగ్నేరగ్నేర్వై వా అగ్నే సవత్సవోగ్నేర్వై వా అగ్నే సవ అగ్నే సవత్సవోగ్నేరగ్నే సవస్తేన తేన సవోగ్నేరగ్నే సవత్సేన సవస్తేన తేన సవత్సవత్వేనైవైవేన సవత్సవత్వేనైవ ఏనైవైవ తేన తేనైవైనమేనమేవ తేన తేనైవైనం ఏవైనమేనమేవైవైనమభ్యాభ్యేనమేవైవైనమభి ఏనమభ్యాభ్యేనమేనమభిషించతి సింధ్యత్యభ్యేనమేనమభిషించతి అభిషించతి సింధ్యత్యభ్యభిషించతి బృహస్పతే బృహస్పతే సింధ్యత్యభ్యభిషించతి బృహస్పతే సింధ్యతి బృహస్పతే బృహస్పతే సింధ్యతి సింధ్యతి బృహస్పతే స్వా బృహస్పతే సింధ్యతి సింధ్యతి బృహస్పతే స్వా బృహస్పతే స్వా బృహస్పతే బృహస్పతే స్వా సామ్రాజ్యేన సామ్రాజ్యేన స్వా బృహస్పతే బృహస్పతే స్వా సామ్రాజ్యేన సామ్రాజ్యేన సామ్రాజ్యేన సామ్రాజ్యేనాభ్యభి సామ్రాజ్యేన సామ్రాజ్యేనాభి సామ్రాజ్యేనాభ్యభి సామ్రాజ్యేన సామ్రాజ్యేనాభిషించామి సింఛామ్యభి సామ్రాజ్యేన సామ్రాజ్యేనాభిషించామి సామ్రాజ్యేన సామ్రాజ్యేన అభిషించామి సింఛామ్యభ్యభిషించామీతి సింఛామ్యభ్యభిషించామీతి సింఛామీతి సింఛామి సింఛామీత్యాహేతు సింఛామి సింఛామీత్యాహ ఇత్యాహేతీత్యాహ బ్రహ్మ బ్రహ్మ హేదీత్యాహ బ్రహ్మ ఆహ బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ వై వై బ్రహ్మ ఆహ బ్రహ్మ వై బ్రహ్మ వై వై బ్రహ్మ బ్రహ్మ వై దేవానాం దేవానాం వై బ్రహ్మ బ్రహ్మ వై దేవానాం వై దేవానాం దేవానాం వై వై దేవానాం బృహస్పతిర్ బృహస్పతిర్ దేవానాం వై వై దేవానాం బృహస్పతి దేవానాం బృహస్పతిర్ బృహస్పతిర్ దేవానాం దేవానాం బృహస్పతిర్ బ్రహ్మణ బ్రహ్మణ బృహస్పతిర్ దేవానాం దేవానాం బృహస్పతిర్ బ్రహ్మణ బృహస్పతిర్ బ్రహ్మణ బ్రహ్మణ బృహస్పతిర్ బృహస్పతిర్ బ్రహ్మణైవైవ బ్రహ్మణ బృహస్పతిర్ బృహస్పతిర్ బ్రహ్మణైవ బ్రహ్మణైవైవ బ్రహ్మణ బ్రహ్మణైవైనమేనమేవ బ్రహ్మణ బ్రహ్మణైవైనం ఏవైనమేనమేవైవైనమభ్యాఖ్యేనమేవైవైనమభి ఏనమభ్యాభ్యేనమేనమభిషించతి సింధ్యత్యభ్యేనమేనమభిషించతి అభిషించతి సింధ్యత్యభ్యభిషించతీంద్రస్యేంద్రస్య సింధ్యత్యభ్యభిషించతీంద్రస్య సింధ్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్ర సామ్రాజ్యన సామ్రాజ్యన సామ్రాజ్యనాభ్యభి సామ్రాజ్యన సామ్రాజ్యనాభి సామ్రాజ్యనాభ్యభి సామ్రాజ్యన సామ్రాజ్యనాభిషించామి సింజామ్యభి సామ్రాజ్యన సామ్రాజ్యనాభిషించామి సామ్రాజ్యనేది సామ్రాజ్యన అభిషించామి సింజామ్యభ్యభిషించామీతి సింజామ్యభ్యభిషించామీతి సింజామీతి సింజామి సింజామీత్యాహేతి సింజామి సింజామీత్యాహ ఇత్యాహేదిత్యాహేంద్రియమింద్రియమాహేదిత్యాహేంద్రియం ఆహేంద్రియమింద్రియమాహేంద్రియమేవైవేంద్రియమాహేంద్రియమేవ ఇంద్రియమేవైవేంద్రియమింద్రియమేవాస్మిన్నస్మిన్నేవేంద్రియమింద్రియమేవాస్మిన్ను ఏవాస్మిన్నపరిష్టాపరిష్టాదస్మిన్నేవైవాస్మిన్నపరిష్టాపరిష్టాదస్మిన్నపరిష్టాదధాతిధాత్యపరిష్టాదస్మిన్నపరిష్టాదధాతి ఏదద్వైవాదిసూయశ్చరాజసూయశ్చ వై వీరాదిసూయశ్చ రూపకం రూపగోరాజసూయశ్చ వై వీరాదిసూయశ్చ రూపం రాజసూయస్థ రూపకం రూపకం రాజసూయశ్చ రాజసూయశ్చ రూపయో రూపకం రాజసూయశ్చ రాజసూయశ్చ రూపయ సంభృత్యేతి సంభృత్య ఆత్మన్ ధత్తే దత్త ఆత్మన్నాత్మన్ ధత్తే సజోరుద్ధోయావభిరయావభిరద్ధస్థజోరుద్ధోయావభి సజోరితి సాజూరుద్ధోయావభిరయావభిరద్ధోద్ధోయావభిస్సజోరుద్ధోయావభిస్సజూ అయావభిస్సజోరయావభిరయావభిస్సజోరుషాషాస్సజోరయావభిరయావభిస్సజోరుషా అయావభిరుషాషాస్సజోరుషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషాషా సజోర్సూర్య ఏకసేన సజోరిత సాజూ సూర్య ఏకసేన ఇతసేన సూర్య సూర్య ఏకసేన సజోషౌ సజోషా వేదసేన సూర్య సూర్య ఏకసేన సజోషౌ వేదసేన సజోషౌ సజోషా వేదసేన ఇతసేన సజోషా అశ్వినా సజోషా వేదసేన ఇతసేన సజోషా అశ్వినా సజోషావశ్వినాశ్వినా సజోషౌ సజోషావశ్వినాదగుంసోభిరశ్వినా సజోషౌ సజోషావశ్వినాదగుంసోభిజోషాదిషౌ అశ్వినాదగుంసోభిర్తగుంసోభిరశ్వినాశ్వినాదగుంసోభిస్తలోస్తలోర్తగుంసోభిరశ్వినాశ్వినాదగుంసోభిస్తలోర్తగుంసోభిస్తలోర్తగుంసోభిర్తగుంసోభిర్తగుంసోభిర్తగుంసోభిర్తగుంసోభిర్తగుంసోభిర్తగుంసోభిర్తగుంసోభిర్తగుంసోభిర్తగుంసోభిర్తగుంసోభిర్తగుంసోభిర్తగుంసోభిర్తగుంసోభిర్తగుంసోభిర్తగుంసోభిర్తగుంసోభిర్తగుంసోభిర్తగుంసోభిర్తగుంసోభిర్తగుంసోభిర్తగుంసోభిర్తగుంసోభిర్తగుంసోభిర్తగుంసోభిర్తగుంసోభిర్తగుంసోభిర్తగుంస

ప్రజాయంతే సంవత్సరేణ జాయందే సంవత్సరేణ సంవత్సరేణ జాయందే జాయందే సంవత్సరేణ సంవత్సరేణ జాయందే జాయందే సంవత్సరేణ సంవత్సరేణ సంవత్సరేణ సంవత్సరేణ స్మా సంవత్సరేణ సంవత్సరేణ సంవత్సరేణేతిసంవత్సరేణ ఏవాస్మాస్మాైవాస్మై పశోన్ పశోనస్మాైవాస్మై పశోన్ అస్మై పశోన్ పశోనస్మాస్మై పశోన్ ప్రప్ర పశోనస్మాస్మై పశోన్ ప్ర పశోన్ ప్రప్ర పశోన్ పశోన్ ప్రజనయతి జనయతి ప్రపశోన్ పశోన్ ప్రజనయతి ప్రజనయతి జనయతి ప్రజనయతి భక్తం వేదర్భస్తం వేదనయతి ప్రజనయతి దర్భస్తం వే జనైదర్భస్తం వేదర్భస్తం వేదనైతి జనైదర్భస్తం వేజుహోతి జోదిదర్భస్తం వేజనైతి జనైదర్భస్తం వేజుహోతి దర్భస్తం వేజుహోతి జోదిదర్భస్తం వేదర్భస్తం వేజుహోతి యజ్ఞోదిదర్భస్తం వేదర్భస్తం వేజుహోతి దర్భస్తం వైతి దర్భాస్తం వే జుహోతి యజ్ఞోతి జుహోతి యద్వై వై యజ్ఞోతి జుహోతి యద్వై యద్వై వై యజ్ఞ్వా అస్యా అస్యా వై యజ్ఞ్వా అస్యా వా అస్యా అస్యా వై వా అస్యా అమృతమృతమస్యా వై వా అస్యా అమృతం అస్యా అమృతమృతమస్యా అస్యా అమృతయ్యమృతమస్యా అస్యా అమృతయ్యత్ అమృతయ్యమృతమృతయ్యద్వీర్యం వీర్యం యదమృతమృతయ్యద్వీర్యం యద్వీర్యం వీర్యం యజ్జద్వీర్యం తత్తద్వీర్యం యజ్జద్వీర్యం తద్ వీర్యం తత్తద్వీర్యం వీర్యం తద్దర్భాదర్భాస్తద్వీర్యం వీర్యం తద్దర్భా ప్రజోదిస్మిగ్స్తస్మిన్నర్భాస్తస్మిగ్గస్తస్మిన్నర్భాస్తస్మిన్యుహోదిజోదిస్మిగ్గస్తస్మిన్యుహోదిప్రజోదిస్మిగ్గస్తస్మిన్యుహోదిప్రజోదిస్మిగ్గస్తస్మిన్యుహోదిప్రజోదిప్రజోదిజోదిప్రైవైవ ప్రజోదిజోదిప్రైవ్రజోదిజోదిప్రైవ్రజోదిజోదిప్రైవైవ్రజోదిజోదిప్రైవ్రజోదిజోదిప్రైవైవ్రజోదిజోదిప్రైవైవ్రజోదిజోదిప్రైవైవ్రజోదిజోదిప్రైవైవ్రజోదిజోదిప్రైవైవ్రజోదిజోదిప్రైవైవ్రజోదిజోదిప్రైవైవ్రజోదిజోదిప్రైవైవ్రజోదిజోదిప్రైవైవ్రజోదిజోదిప్రైవైవ్రజోదిజోదిప్రైవైవ్రజోదిజోదిప్రైవైవ్రజోదిజోదిప్రైవైవ్రజోదిజోదిప్రైవైవ్రజోదిజోదిప్రైవైవ్రజోదిజోదిప్రైవైవ్రజోదిజోదిప్రైవైవ్రజోదిజోది ఏం ఏవం వేద వేదైవం వేద ఆపో వేదైవం వేద ఏవం వేద ఏవం వేద వేదైవం వేద ఆపో వేదైవం వేద ఆపో వేద వేద ఆపో వై వా ఆపో వేద వేద ఆపో వై ఆపో వై వా ఆపో ఆపో వా ఇదం వా ఆపో ఆపో వా ఇదం వా ఇదమిదం వై వా ఇదమగ్రేగ్ర ఇదం వై వా ఇదమగ్రే ఇదమగ్రేగ్ర ఇదమిదమగ్రే సలిలమగ్ర ఇదమిదమగ్రే సలిలం ప్రజాపతి పుష్కరవర్ణే వాత పుష్కరవర్ణే వాతో భూతో లేలాయత్ అలేలాయత్ ససో లేలాయత్ ప్రతిష్టాం ప్రతిష్టాగుంసో లేలాయత్ ప్రతిష్టాం సత్ప్రతిష్టాం ప్రతిష్టాగుంసత్ ప్రతిష్టాన్న ప్రతిష్టాగుంసత్ ప్రతిష్టాన్న అవిందత అవిందత ప్రతిష్టాం ప్రతిష్టాం నావిందత అవిందత నవిందత ససో వింద నవిందత ఏతత్ ఏతదేతత్ సత్ ఏతదపామపామేతత్ సత్ ఏతదపామేతదేతదపామకులాయం కులాయం అపామేతదేతదపామకులాయం అపశ్యత్ కులాయం అపశ్యత్ అశ్యత్ కులాయం కులాయం అపశ్యత్ తస్మిగ్ఘస్తస్మిన్న అశ్యత్ తస్మిగ్ఘస్తస్మిన్న అశ్యత్ తస్మిన్నగ్నిమగ్నిం తస్మిన్న అశ్యత్ అశ్యత్ తస్మిన్నగ్నిం తస్మిన్నగ్నిమగ్నిం తస్మిగ్ఘస్తస్మిన్నగ్నిమచిరుతాచిరుతాగ్నిం తస్మిగ్ఘస్తస్మిన్నగ్నిమచిరుత అచిరుతతత్తరచిరుతాచిరుతతదియమియం తదచిరుతాచిరుతతదియం తదియమియం తత్తదియమభవత్ తదస్తతో భవదియమియమభవత్తదః అమభవత్తదస్తతో భవదభవత్తతో వై వైతతో భవదభవత్తతో వై తచ్చరశ్చరస్తత్తచ్చరభవద్ శిరాభవద్భవచ్చరశిరాభవత్సాభవచ్చరశిరాభవత్సాభవత్సాభవద్భవత్సాప్రాచీప్రాచీసాభవద్భవత్సాప్రాచీసాభవద్భవత్సాప్రాచీదిక్దిక్ప్రాచీసాభవత్సాప్రాచీదిగ్ప్రాచీదిగ్ప్రాచీప్రాచీదిగ్యాన్యాన్దిక్ప్రాచీప్రాచీదిగ్యాం దిగ్యాన్యాన్దిగ్యాన్దక్షిణతో దక్షిణతో యాన్దిగ్యాన్దక్షిణతః దక్షిణపక్ష దక్షిణపక్షపక్షోదక్షిణోదక్షిణపక్షోభవద్భవత్పక్షోదక్షిణోదక్షిణపక్షోభవద్ విద్యాయాం పశ్చాత్ పశ్చాద్యాం పశ్చాద్ పశ్చాద్ పశ్చాద్ పశ్చాద్ పశ్చాద్ పశ్చాద్ పశ్చాద్ పశ్చాద్ పశ్చాద్ పశ్చాద్ పశ్చాద్ పశ్చాద్ పశ్చాద్ పశ్చాద్ పశ్చాద్ పశ్చాద్ పశ్చాద్ పశ్చాద్ పశ్చాద్ పశ్చాద్ పశ్చాద్ పశ్చాద్ పశ్చాద్ పశ్చాద్ పశ్చాద్ పశ్చాద్ పశ్చాద్ పశ్చాద్ పశ్చాద్ పశ్చాద్ పశ్చాద్ పశ్చాద్ పశ్చాద్ పశ్చాద్ పశ్చాద్ పశ్చాద్ పశ్చాద్ పశ్చాద్ పశ్చాద్ పశ్చ దృశే దృశే దీప్యతే తస్మాత్ తస్మాద్ దీప్యతే దృశే దృశే దీప్యతే తస్మాత్ దీప్యతే తస్మాత్తస్మాీప్యతే దీప్యతే తస్మాదిమామిమాన్ తస్మాీప్యతే దీప్యతే తస్మాదిమాం తస్మాదిమామిమాన్ తస్మాత్తస్మాదిమాం వయాగుంసిమాన్ వయాగుంసి ఇమాం వయాగుంసి వయాగుంసి ఇమామిమాం వయాగుంసి నక్కన్నక్కం వయాగుంసి ఇమామిమాం వయాగుంసి నక్కం వయాగుంసి నక్కన్నక్కం వయాగుంసి వయాగుంసి నక్కన్నమనక్కం వయాగుంసి వయాగుంసి నక్కన్న నరకన్నరకన్నక్కన్నాభ్యధినక్కన్నక్కన్నాది మాభ్యధినాధ్యాసత ఆసతే ధినాధ్యాసతే అధ్యాసత ఆసతేధ్యధ్యాసేయోయ ఆసతేధ్యధ్యాసేయ ఆసతేయోయ ఆసత ఆసతేయ ఏమేమయ్య ఆసత ఆసతేయ ఏమేమయ్యోయ ఏం విద్వాన్ విద్వానేమయ్యోయ ఏం విద్వాన్ ఏం విద్వాన్ విద్వానేమేం విద్వానగ్ఞమగ్ఞం విద్వానేమేం విద్వానగ్ఞం విద్వానగ్ఞమగ్ఞం విద్వాన్ విద్వానగ్ఞించునుతే చునుతేజ్ఞం విద్వాన్ విద్వానగ్ఞించునుతే అగ్నించునుతే చునుతేజ్ఞమగ్ఞించునుతే ప్రతి ప్రతిశునుతేజ్ఞమగ్ఞించునుతే ప్రతి చునుతే ప్రతి ప్రతిశునుతే చునుతే ప్రత్యేవైవ ప్రతిశునుతే చునుతే ప్రత్యేవ ప్రత్యేవైవ ప్రతి ప్రత్యేవ తిష్టతి తిష్టత్యేవ ప్రతి ప్రత్యేవ తిష్టతి ఏవ తిష్టతి తిష్టత్యేవైవ తిష్టత్యభ్యతిష్టత్యేవైవ తిష్టత్యభి ప్రయోనింద్రవిశంతి సంవత్సరే ద్వితీయే సంవత్సరే సంవత్సరే ద్వితీయే ద్వితీయే సంవత్సర ఆజ్ఞేయమాజ్ఞేయమో సంవత్సరే ద్వితీయే సంవత్సర ఆజ్ఞేయం సంవత్సర ఆజ్ఞేయమాజ్ఞేయమో సంవత్సరే సంవత్సర ఆజ్ఞేయమష్టాకపాలమష్టాకపాలమాజ్ఞేయమో సంవత్సరే సంవత్సర ఆజ్ఞేయమష్టాకపాలం సంవత్సరేది సంవత్సరే ఆజ్ఞేయమష్టాకపాలమష్టాకపాలమాజ్ఞేయమాజ్ఞేయమష్టాకపాలం నిర్నిరష్టాకపాలమాజ్ఞేయమాజ్ఞేయమష్టాకపాలం నిరష్టాకపాలం నిర్భవేద్ అష్టాకపాలమిత్యష్టాకపాలమిత్యష్టాకపాలమిత్యష్టాకపాలమిత్యష్టాకపాలమిత్యష్టాకపాలమిత్యష్టాకపాలమిత్యష్టాకపాలమిత్యష్టాకపాలమిత్యష్టాకపాలమిత్యష్టాకపాలమిత్యష్టాకపాలమిత్యష్టాకపాలమిత్యష్టాకపాలమిత్యష్టాకపాలమిత్యష్టాకపాలమిత్యష్టాకపాలమిత్యష్టాకపాలమిత్యష్టాకపాలమిత్యష్టాకపాలమిత్యష్టాకపాలమిత్యష్టాకపాలమిత్యష్టాకపాలమిత్యష్టాకపాలమిత్యష్టాకపాలమిత్యష్టాకపాలమిత్యష్టాకపాలమిత్యష్టాకపాలమిత్యష్టాకపాలమిత్యష్టాకప సంవతేంద్రమేకాదశకపాలం ఐంద్రమేకాదశకపాలమేకాదశకపాలమైంద్రమైంద్రమేకాదశకపాలం వైశ్వదేవం వైశ్వదేవమేకాదశకపాలమైంద్రమైంద్రమేకాదశకపాలం వైశ్వదేవం ఏకాదశకపాలం వైశ్వదేవం వైశ్వదేవమేకాదశకపాలమేకాదశకపాలం వైశ్వదేవం ద్వాదశకపాలం ద్వాదశకపాలం వైశ్వదేవం ఏకాదశకపాలమేకాదశకపాలం వైశ్వదేవం ద్వాదశకపాలం ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం వైశ్వదేవం ద్వాదశకపాలం ద్వాదశకపాలం వైశ్వదేవం వైశ్వదేవం ద్వాదశకపాలం బాలహస్పత్యం బాలహస్పత్యం ద్వాదశకపాలం వైశ్వదేవం వైశ్వదేవం ద్వాదశకపాలం బాలహస్పత్యం వైశ్వదేవమితి వైశ్వదేవం ద్వాదశకపాలం బాలహస్పత్యం బాలహస్పత్యం ద్వాదశకపాలం ద్వాదశకపాలం బాలహస్పత్యం జరం జరం బాలహస్పత్యం ద్వాదశకపాలం ద్వాదశకపాలం బాలహస్పత్యం జరం ద్వాదశకపాలమిద్వాదశకపాలం బాలహస్పత్యం జరం జరం బాలహస్పత్యం బాలహస్పత్యం జరం వైష్ణవం వైష్ణవం జరం బాలహస్పత్యం బాలహస్పత్యం జరం వైష్ణవం శరం వైష్ణవం వైష్ణవం చరం జరం వైష్ణవంత్రకపాలంత్రకపాలం వైష్ణవం చరం జరం వైష్ణవంత్రకపాలం వైష్ణవంత్రకపాలంత్రకపాలం వైష్ణవం వైష్ణవంత్రకపాలం తృతీయే తృతీయేత్రకపాలం వైష్ణవం వైష్ణవంత్రకపాలం తృతీయే త్రికపాలం తృతీయే తృతీయేత్రికపాలంత్రకపాలం తృతీయే సంవత్సరే సంవత్సరే తృతీయేత్రికపాలంత్రకపాలం తృతీయే సంవత్సరే త్రికపాలమిది క్రీకపాలం తృతీయే సంవత్సరే సంవత్సరే తృతీయే తృతీయే సంవత్సరే భిజదా భిజదా సంవత్సరే తృతీయే సంవత్సరే భిజదా సంవత్సరే భిజదా భిజదా సంవత్సరే సంవత్సరే భిజదా ఏదైతేత భిజదా సంవత్సరే సంవత్సరే భిజదా ఏదేత అష్టాక్షరాష్టాక్షరాభవతిష్టాక్షరాక్షరాభవతిష్టాక్షరాష్టాక్షరాభవతిష్టాక్షరాగాయత్రీగాయత్రీష్టాక్షరాష్టాక్షరాగాయత్రీ అష్టాక్షరేత్యష్టాక్షరాయత్రియాజ్ఞేయమాజ్ఞేయంగాయత్రీగాయత్రియాజ్ఞేయంగాయత్రంగాయత్రమాజ్ఞేయంగాయత్రం ఆజ్ఞేయంగాయత్రంగాయత్రమాజ్ఞేయమాజ్ఞేయంగాయత్రం ప్రాతస్తవనం ప్రాతస్తవనం ప్రాతస్తవనం ప్రాతస్తవనమేవ ప్రాతస్తవనం ప్రాతస్తవనమేవ తేన తేనైవ ప్రాతస్తవనం ప్రాతస్తవనమేవ తేన ప్రాతస్తవనమిది ప్రాతః అవనం ఏవ తేన తేనైవ ఇవ తేన దాధార దాధార తేనైవ ఇవ తేన దాధార తేన దాధార దాధార తేన తేన దాధార గాయత్రీం గాయత్రీం దాధార తేన తేన దాధార గాయత్రీం దాధార గాయత్రీం గాయత్రీం దాధార దాధార గాయత్రీం ఛందశ్చందో గాయత్రీం దాధార దాధార గాయత్రీం ఛందః గాయత్రీం ఛందశ్చందో గాయత్రీం గాయత్రీం ఛందో యజ్ఛందో గాయత్రీం గాయత్రీం ఛందో యజ ఏష్ణవో వైష్ణవో యద్ధాధారదాధారయద్వైష్ణవః తద్వైష్ణవో వైష్ణవో యద్వైష్ణవత్రికపాలత్రికపాలో వైష్ణవో యద్వైష్ణవత్రికపాల వైష్ణవత్రికపాలత్రికపాలో వైష్ణవో వైష్ణవత్రికపాలో భవతి భవత్రికపాలో వైష్ణవో వైష్ణవత్రికపాలో భవతి త్రికపాలో భవతి భవతి త్రికపాలస్త్రికపాలో భవతి యజ్ఞో యజ్ఞో భవతి త్రికపాలస్త్రికపాలో భవతి యజ్ఞ త్రికపాల త్రికపాల భవతి యజ్ఞో యజ్ఞో భవతి భవతి యజ్ఞో వై వై యజ్ఞో భవతి భవతి యజ్ఞో వై యజ్ఞో వై వై యజ్ఞో యజ్ఞో వై విష్ణు విష్ణుర్వై యజ్ఞో యజ్ఞో వై విష్ణు వై విష్ణుర్విష్ణుర్వై వై విష్ణుర్యజ్ఞం యజ్ఞం విష్ణుర్వై వై విష్ణుర్యజ్ఞం విష్ణుర్యజ్ఞం యజ్ఞం విష్ణుర్విష్ణుర్యజ్ఞమే వైవ యజ్ఞం విష్ణుర్విష్ణుర్యజ్ఞమే యజ్ఞమేవైవ యజ్ఞం యజ్ఞమేవ తేన తేనైవ యజ్ఞం యజ్ఞమేవ తేన తేన తేన తేనైవైవ తేన దాధార దాధార తేనైవైవ తేన దాధార తేన దాధార దాధార తేన తేన దాధారయ్యద్యత్రాధార తేన తేన దాధారయత్ దాధారయ్యద్యత్రాధార దాధారయత్ తృతీయే తృతీయే యద్దాధార దాధారయత్ తృతీయే యత్తృతీయే తృతీయే యద్యత్తృతీయే సంవత్సరే సంవత్సరే తృతీయే యద్యత్తృతీయే సంవత్సరే తృతీయే సంవత్సరే సంవత్సరే తృతీయే తృతీయే సంవత్సరే భిజితా భిజితా సంవత్సరే తృతీయే తృతీయే సంవత్సరే భిజితా సంవత్సరే భిజితా భిజితా సంవత్సరే సంవత్సరే భిజితా ఇదిరే ఇదితే భిజితా సంవత్సరే సంవత్సరే భిజితా ఇదిరే సంవత్సర ఇది సంవత్సరే అభిజితా ఇదిరే ఇదితే భిజితా భిజితా ఇదిరే భిజిత్యా అభిజిత్యే ఇదిరే భిజితా భిజితా ఇదితే భిజిత్యే అభిజితే భిజితా ఎదుతే విజిత్యా అభిజిత్యజతే ఎదుతే విజిత్యజ్యదభిజిత్యజతేజతే విజిత్యజు అభిజిత్యజ్యదభిజిత్యా అభిజిత్యజత్ సంవత్సర సంవత్సరం యదభిజిత్యా అభిజిత్యజత్ సంవత్సరం అభిజిత్యాభిజిత్యై సంవత్సర సంవత్సరం యద్యత్ సంవత్సర ముఖ్యముఖ్యము సంవత్సరం యద్యత్ సంవత్సర ముఖ్యం సంవత్సర ముఖ్యముఖ్యగో సంవత్సరగో సంవత్సర ముఖ్యం విభర్తి విభర్తిక్షగో సంవత్సరగో సంవత్సర ముఖ్యం విభర్తి సంవత్సరమిది సంవత్సరం ముఖ్యం విభర్తి విభర్తిక్షముఖ్యం విభర్తేమమిమం విభర్తిక్షముఖ్యం విభర్తేమం విభర్తేమమిమం విభర్తి విభర్తేమేవైవేమం విభర్తి విభర్తేమేవ ఇమమేవైవేమమిమేవ తేన తేనైవేమమిమేవ తేన ఏవేన తేనైవైవ తేన లోకం లోకం తేనైవైవ తేన లోకం తేన లోకం లోకం తేన తేన లోకగ్రస్పృణోతి స్పృణోతి లోకం తేన తేన లోకగ్రస్పృణోతి లోకగ్రస్పృణోతి స్పృణోతి లోకం లోకగ్రస్పృణోతి యజ్జత్ స్పృణోతి లోకం లోకగ్రస్పృణోతి స్పృణోతి యజ్జత్ స్పృణోతి స్పృణోతి యద్వితీయే ద్వితీయే స్పృణోతి స్పృణోతి ద్వితీయే యద్వితీయే ద్వితీయే యజ్ఞద్వితీయే సంవత్సరే సంవత్సరే ద్వితీయే యజ్ఞద్వితీయే సంవత్సరే ద్వితీయే సంవత్సరే సంవత్సరే ద్వితీయే ద్వితీయే సంవత్సరే యజ్ఞమగ్నిగో సంవత్సరే ద్వితీయే ద్వితీయే సంవత్సరే యజ్ఞం సంవత్సరే యజ్ఞమగ్నిగో సంవత్సరే సంవత్సరే యజ్ఞం చినతే చినతే యజ్ఞమో సంవత్సరే సంవత్సరే యజ్ఞం చినతే సంవత్సర ఇది సంవత్సరే అగ్నించినదే చినదే యజ్ఞమగ్నించినదే అంతరిక్షం అంతరిక్షం చినదే యజ్ఞమగ్నించినదే అంతరిక్షం అంతరిక్షమేవైవాంతరిక్షం చినదే చినదే అంతరిక్షమేవ అంతరిక్షమేవైవాంతరిక్షమంతరిక్షమేవ తేన తేన తేనైవైవ తేన స్పృణోది స్పృణోది తేన ఇమైవ తేన స్పృణోది తేన స్పృణోది స్పృణోది తేన తేన స్పృణోది యజ్ఞ స్పృణోది తేన తేన స్పృణోది యజ్ఞ స్పృణోది స్పృణోది తృతీయే తృతీయే స్పృణోది స్పృణోది తృతీయే యత్ృతీయే తృతీయే యజ్ఞత్ృతీయే సంవత్సరే సంవత్సరే తృతీయే సంవత్సరే సంవత్సరే తృతీయే సంవత్సరే యజతే సంవత్సరే తృతీయే సంవత్సరే యజతే సంవత్సరే యజతే సంవత్సరే యజతే సంవత్సరే యజతే సంవత్సరే యజతే సంవత్సరే యజతే సంవత్సరే యజతేమమంయజతేమేవైవామంయజతేమేవ అముమేవైవామమముమేవతేనతేనైవామమముమేవతేనతేనైవైవతేనలోకంలోకంతేనైవైవతేనలోకంతేనలోకంలోకంతేనతేనలోకగ్రస్పృణోతిస్పృణోతిలోకంతేనలోకగ్రస్పృణోతిలోకగ్రస్పృణోతిస్పృణోతిలోకంలోకగ్రస్పృణోత్యేతమేతగ్రస్పృణోతిలోకంలోకగ్రస్పృణోత్యేతం స్పృణోచ్చేతమేతగ్రస్పృణోదిస్పృణోచ్చేతం వై ఏతం వై వా ఏతమేతం వై పరఃపరో వా ఏతమేతం వై పర వై పరఃపరో వై వై పర ఆత్మార ఆత్మార పరో వై వై పర ఆత్మార పర ఆత్నార ఆత్నార పరస్పర ఆత్నార కక్షీవాన్ కక్షీవాగు ఆత్నార పరస్పర ఆత్నార కక్షీవాను ఆత్నార కక్షీవాన్ కక్షీవాగు ఆత్నార ఆత్నార కక్షీవాగు ఔషధ ఔషధ కక్షీవాగు ఆత్నార ఆత్నార కక్షీవాగు ఔషధ కక్షీవాగు ఔషధ ఔషధ కక్షీవాన్ కక్షీవాగు ఔషధో వేదహవ్య వేదహవ్య ఔషధ కక్షీవాన్ కక్షీవాగు ఔషధో వేదహవ్య కక్షీవానిది కక్షీవాను ఔషధో వేదహవ్య వేదహవ్య ఔషధ ఔషధో వేదహవ్యశ్రాయతశ్రాయతో వేదహవ్య ఔషధ ఔషధో వేదహవ్యశ్రాయత వేదహవ్యశ్రాయతశ్రాయతో వేదహవ్యో వేదహవ్యశ్రాయత ప్రతదత్యుదత్యుశ్రాయత వేదహవ్యో వేదహవ్యశ్రాయత ప్రతదత్యు వేదహవ్యేనాహవ్యసదత్యుప్రసదత్యుశ్రాయతశ్రాయతస్తృతదత్య పౌరుగుత్య పౌరుగుత్యుదత్యశ్రాయతశ్రాయతస్తృత పౌరుగుత్య ప్రసదత్య పౌరుగుత్య పౌరుగుత్య ప్రసదత్య ప్రసదత్య పౌరుగుత్య ప్రజాకామా ప్రజాకామా పౌరుగుత్య ప్రసదత్య ప్రసదత్య పౌరుగుత్య ప్రజాకామా పౌరుగుత్య ప్రజాకామా ప్రజాకామా పౌరుగుత్య ప్రజాకామా అచిన్మద అచిన్మద ప్రజాకామా పౌరుగుత్య పౌరుగుత్య ప్రజాకామా అచిన్మద పౌరుగుత్యైతి పౌరుగుత్య ప్రజాకామా అచిన్వదాచిన్వద ప్రజాకామా ప్రజాకామా అచిన్వదతస్తదో చిన్వద ప్రజాకామా ప్రజాకామా అచిన్వదత ప్రజాకామా ప్రజాకామా అచిన్వదతస్తదో చిన్వదాచిన్వదతో వై వై తో చిన్వదాచిన్వదతో వై తో వై వై తదస్తతో వైతే వై తదస్తతో వైతే వైదేదే వై వైతే సహస్రగో సహస్రగో సహస్రగో సహస్రం తే వై వైతే సహస్రగో సహస్రం తే సహస్రగో సహస్రగో సహస్రగో సహస్రం తే సహస్రగో సహస్రం పుత్రాన్ పుత్రాన్ సహస్రగో సహస్రం తే సహస్రగో సహస్రం పుత్రాన్ సహస్రగో సహస్రం పుత్రాన్ పుత్రాన్ సహస్రగో సహస్రగో సహస్రగో సహస్రం పుత్రాన విందంత విందంత పుత్రాన్ సహస్రగో సహస్రగో సహస్రగో సహస్రం పుత్రాన విందంత సహస్రగో సహస్రవిది సహస్రం సహస్రం పుత్రాన విందంత విందంత పుత్రాన్ పుత్రాన విందంత ప్రథదే ప్రథదే విందంత పుత్రాన్ పుత్రాన విందంత ప్రథదే అవిందంత ప్రథదే ప్రథదే విందంత విందంత ప్రథదే ప్రజయా ప్రజయా ప్రథదే విందంత విందంత ప్రథదే ప్రజయా ప్రథదే ప్రజయా ప్రజయా ప్రథదే ప్రథదే ప్రజయా పశుభి పశుభి ప్రజయా ప్రథదే ప్రథదే ప్రజయా పశుభి ప్రజయా పశుభి పశుభి ప్రజయా ప్రజయా పశుభిస్తాం తాం పశుభి ప్రజయా ప్రజయా పశుభిస్తాం ప్రజయేది ప్రాజయా పశుభిస్తాం తాం పశుభి పశుభిస్తాం మాత్రాం మాత్రాం తాం పశుభి పశుభిస్తాం మాత్రాం పశుభిరిది పశుభిః తాం మాత్రాం మాత్రాం తాం తాం మాత్రమా ప్రోదా ప్రోది మాత్రాం తాం తాం మాత్రమా ప్రోది మాత్రమాప్నోత్యాప్నోది మాత్రాం మాత్రమాప్నోది యాంజమాప్నోది మాత్రాం మాత్రమాప్నోది యాం ఆప్నోది యాంజమాప్నోత్యాప్నోది యాంతే దేయమాప్నోత్యాప్నోది యాంతే యాంతే దేయాం యాంతే గచ్చన్న గచ్చన్ దేయాం యాంతే గచ్చన్న తే గచ్చన్న గచ్చన్ దే గచ్చన్ యో యో గచ్చన్ దే గచ్చన్ యః అగచ్చన్ యో యోగచ్చన్న గచ్చనయ ఏవమేవం యోగచ్చన్న గచ్చనయ ఏవం య ఏవమేవం యోయ ఏవం విద్వాన్ విద్వానేవం యోయ ఏవం విద్వాన్ ఏవం విద్వాన్ విద్వానేవమేవం విద్వానేతమేతం విద్వానేవమేవం విద్వానేతం విద్వానేతమేతం విద్వాన్ విద్వానేతమగ్నిమగ్నేతం విద్వాన్ విద్వానేతమగ్నిం ఏతమగ్నిమగ్నిమేతమేతమగ్నించుతేతమగ్నించుతే అగ్నించి నదే చినదే అగ్నిమగ్నించి నదే చినత ఇవి చినదే ప్రజాపతిరగ్నిమగ్నిం ప్రజాపతి ప్రజాపతిరగ్నిము చునుతా చునుతాగ్నిం ప్రజాపతి ప్రజాపతిరగ్నిము చునుత ప్రజాపతి ప్రజాపతి అగ్నిమ చునుతా చునుతాగ్నిమగ్నిమ చునుత సో చునుతాగ్నిమగ్నిమ చునుత అచునుత సో చునుతా చునుత క్షరపవి క్షరపవి సో చునుతా చునుత క్షరపవి సక్షరపవి క్షరపవిత్సక్షరపవిర్భూత్వాభూత్వాక్షరపవిత్సక్షరపవిర్భూత్వా క్షరపవిత్సక్షరపవిర్భూత్వా క్షరపవిః క్షరపవిర్భూత్వా తిష్టతిష్టభూత్వా క్షరపవిః క్షరపవిర్భూత్వా తిష్టత్ క్షరపవిరిక్షరపవిః భూత్వాదిష్టతిష్టద్భూత్వాదిష్టత్వం అనిష్టత్వం నమతిష్టతిష్టత్వం దేవాస్త్వమతిష్టతిష్టత్వం దేవా దేవాస్తం దేవా విభ్యతో విభ్యతో దేవాస్తం దేవా విభ్యత దేవా విభ్యతో విభ్యతో దేవా దేవా విభ్యతో నన విభ్యతో దేవా దేవా విభ్యతో న విభ్యతో నన విభ్యతో విభ్యతో లోపో ఫల విభ్యతో విభ్యతో లోప నోపో ఫల లోపాయన్న ఎన్ను ఫల లోపాయన్న ఉపాయన్న ఎన్ను గోపాయంతే తాయన్ను గోపాయంతే ఆయంతే తాయన్నాయంతే ఛందోభిశ్చందోభిస్త ఆయన్నాయంతే ఛందోభి తే ఛందోభిశ్చందోభిస్తే తే ఛందోభిరాత్మానమాత్మానం ఛందోభిస్తే తే ఛందోభిరాత్మానం ఛందోభిరాత్మానమాత్మానం ఛందోభిశ్చందోభిరాత్మానం చాదయిత్వా చాదయిత్వాత్మానం ఛందోభిశ్చందోభిరాత్మానం చాదయిత్వా ఛందోభిరితి ఛందాభిః ఆత్మానం చాదయిత్వా చాదయిత్వాత్మానమాత్మానం చాదయిత్వోపవచ్చాదయిత్వాత్మానమాత్మానం చాదయిత్వోప చాదయిత్వోపవచ్చాదయిత్వా చాదయిత్వోపాయన్నాయన్నపచ్చాదయిత్వా చాదయిత్వోపాయన్ ఉపాయన్నాయన్నోపాయం తత్తదాయన్నోపాయం తద్ ఆయన్ తత్తదాయన్నాయంతఛందసాం ఛందసాం తదాయన్నాయంతఛందసాం తచ్ఛందసాం ఛందసాం తత్తఛందసాం ఛందత్వం ఛందత్వం ఛందసాం తత్తఛందసాం ఛందత్వం ఛందసాం ఛందత్వం ఛందత్వం ఛందసాం ఛందసాం ఛందత్వం బ్రహ్మ బ్రహ్మ ఛందత్వం ఛందసాం ఛందసాం ఛందత్వం బ్రహ్మ ఛందత్వం బ్రహ్మ బ్రహ్మ ఛందత్వం ఛందత్వం బ్రహ్మ వై వై బ్రహ్మ ఛందత్వం ఛందత్వం బ్రహ్మ వై ఛందత్వమిది ఛందః త్వం బ్రహ్మ వై వై బ్రహ్మ బ్రహ్మ వై ఛందాగుంసి ఛందాగుంసి వై బ్రహ్మ బ్రహ్మ వై ఛందాగుంసి వై ఛందాగుంసి ఛందాగుంసి వై వై ఛందాగుంసి బ్రహ్మణో బ్రహ్మణశ్చందాగుంసి వై వై ఛందాగుంసి బ్రహ్మణ ఛందాగుంసి బ్రహ్మణో బ్రహ్మణశ్చందాగుంసి ఛందాగుంసి బ్రహ్మణ ఏతదేత బ్రహ్మణశ్చందాగుంసి ఛందాగుంసి బ్రహ్మణ ఏతద్ బ్రహ్మణ ఏతదేత బ్రహ్మణో బ్రహ్మణ ఏతద్రూపకం రూపమేతద్ బ్రహ్మణో బ్రహ్మణ ఏతద్రూపం ఏతద్రూపకం రూపమేతదేతద్రూపం యద్రూపమేతదేతద్రూపం యద్ రూపం యద్రూపకం రూపం యత్కృష్ణాజనం కృష్ణాజనం యద్రూపకం రూపం యత్కృష్ణాజనం యత్కృష్ణాజనం కృష్ణాజనం యద్కృష్ణాజనం కాష్ణీ కాష్ణీ కృష్ణాజనం యద్కృష్ణాజనం కాష్ణీ కృష్ణాజనం కాష్ణీ కాష్ణీ కృష్ణాజనం కృష్ణాజనం కాష్ణీ ఉపానః ఉపానో కాష్ణీ కృష్ణాజనం కృష్ణాజనం కాష్ణీ ఉపానో కృష్ణాజనమిది కృష్ణాజనం కాష్ణీ ఉపానః ఉపానో కాష్ణీ కాష్ణీ ఉపానః ఉపోపోపానో కాష్ణీ కాష్ణీ ఉపానః ఉప కాష్ణీ కాష్ణీ ఉపానః ఉపోపోపానః ఉపానః ఉపముంచతే ముంచల ఉపోపానః ఉపానః ఉపముంచతే ఉపముంచతే ముంచల ఉపోపముంచతే ఛందోభిశ్చందోభిర్ముంచల ఉపోపముంచతే ఛందోభి ముంచతే ఛందోభిశ్చందోభిర్ముంచతే ముంచతే ఛందోభిరేవైవ ఛందోభిర్ముంచతే ముంచతే ఛందోభిరేవ ఛందోభిరేవైవ ఛందోభిశ్చందోభిరేవాత్మానమాత్మానమేవ ఛందోభిశ్చందోభిరేవాత్మానం ఛందోభిరితి ఛందాభిః ఏవాత్మానమాత్మానమేవైవాత్మానం చాదయిత్వా చాదయిత్వాత్మానమేవైవాత్మానం చాదయిత్వా ఆత్మానం చాదయిత్వా చాదయిత్వాత్మానమాత్మానం చాదయిత్వాగ్నిమగ్నిం చాదయిత్వాత్మానమాత్మానం చాదయిత్వాగ్నిమగ్నిం చాదయిత్వా చాదయిత్వాగ్నిమువోపాగ్నిం చాదయిత్వా చాదయిత్వాగ్నిముప అగ్నిముపాగ్నిమగ్నిముపచరతి చరత్యుపాగ్నిమగ్నిముపచరతి ఉపచరతి చరత్యుపోపచరత్యాత్మన ఆత్మనశ్చరత్యుపోపచరత్యాత్మన చరత్యాత్మన ఆత్మనశ్చరతి చరత్యాత్మనో హిగుంసాయ అహిగుంసాయ ఆత్మనశ్చరతి చరత్యాత్మనో హిగుంసాయి ఆత్మనో హిగుంసాయ అహిగుంసాయ ఆత్మన ఆత్మనో హిగుంసాయి దేవనిధిర్దేవనిధిరహిగుంసాయ ఆత్మన ఆత్మనో హిగుంసాయి దేవనిధి అహిగుంసాయి దేవనిధిర్దేవనిధిరహిగుంసాయ అహిగుంసాయి దేవనిధిర్వై వై దేవనిధిరహిగుంసాయ అహిగుంసాయి దేవనిధిర్వై దేవనిధిర్వై వై దేవనిధిర్దేవనిధిర్వా ఏష వై దేవనిధిర్దేవనిధిర్వా ఏషనిధిరిది దేవానిధి వా ఏష వై వా ఏషమిన్యేష వై వా ఏషమి ఏష నిన్యేష ఏష నిధీయతే దీయతే న్యేష ఏష నిధీయతే నిధీయతే ధీయతే నిధీయతే యద్యీయతే నిధీయతే యదు ధీయతే యద్యీయతే ధీయతే యదగ్నిరగ్నిర్యద్ధీయతే ధీయతే యదగ్ని యదగ్నిరగ్నిర్యద్యదగ్నిరన్యే బ్రూయాదేతదేతద్ బ్రూయాద్ బ్రూయాదేతన్నేమ ఏతద్ బ్రూయాద్ బ్రూయాదేతన్నే ఏతన్మే ఏతదేతన్మే గోపాయ గోపాయ ఏతదేతన్మే గోపాయ మే గోపాయ గోపాయ మే మే గోపాయేతి గోపాయ మే మే గోపాయేతి గోపాయేతి గోపాయ గోపాయేతి తాదృక్ తాదృగి గోపాయ గోపాయేతి తాదృగ ఇది తాదృక్ తాదృగిరీతి తాదృగేవైవ తాదృగిరీతి తాదృగేవ తాదృగేవైవ తాదృక్ తాదృగేవ తత్తదేవ తాదృక్ తాదృగేవ ఏవదత్తదేవైవ తత్ప్రజాపతి ప్రజాపతిస్తదేవైవ తత్ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతిర్వై ప్రజాపతి ప్రజాపతిర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాస దగ్ధ్యం దగ్ధ్యంగేవ దగ్ధ్యంగాథర్వణ ఆథర్వణో దగ్ధ్యంగేవ దగ్ధ్యంగాథర్వణ దగ్ధ్యంగాథర్వణ ఆథర్వణో దగ్ధ్యం దగ్ధ్యంగాథర్వణస్తర్వణో దగ్ధ్యం దగ్ధ్యంగాథర్వణస్త ఆథర్వణస్తర్వణ ఆథర్వణస్తేష్టగా ఇష్టగాస్తర్వణ ఆథర్వణస్తేష్టగా ఇష్టగాస్తేష్టగాస్తాన్యస్థాన్యేష్టగాస్తాన్ ఇష్టగాస్థాన్యస్థాన్యేష్టగాస్థాన్యేతమేతమస్థాన్యేతమస్థాన్యేతగోహైతమస్థాన్యేతగోహైతమేతగోహవావవావహైతమేతగోహవావహవావవావవతృషిదృషిస్తవావవావతృషి ఋషిరుషిస్తత్తఋషిరభ్యనోవాచ ఇంద్రోదీతోదీత ఇంద్రోదీతో అస్తభిరస్తభిర్దీత ఇంద్ర ఇంద్రోదీతో అస్తభిచో అస్తభిరస్తభిర్దీతోదీతో అస్తభిరిదీత్యస్తభిర్దీతోదీతో అస్తభిరిది అస్తభిరిదీయత్యస్తభిరస్తభిరిదియత్యస్తభిరస్తభిరిదియస్తభిరిత్యస్థాభిగాభిరిష్టగాభిర్యనిదీతిగదిష్టగాభి నిష్టగాభిరిష్టగాభిర్యజ్ఞనిష్టగాభిరగ్నిమగ్నిష్టగాభిరిష్టగాభిరగ్నిమిష్టగాభిరగ్నిమగ్నిష్టగాభిరిష్టగాభిరగ్నిం చినోతి చినోతి సాత్మానమేవైవ సాత్మానమేవైవ సాత్మానగుణాత్మానమేవాగ్నిమగ్నిమేవ సాత్మానగుణాత్మానమేవాగ్నిమేవైవాగ్నిమేవైవాగ్నిమేవైవాగ్నిమేవైవాగ్నిమేవైవాగ్నిమేవైవాగ్నిమేవైవాగ్నిమేవైవాగ్నిమేవైవాగ్నిమేవైవాగ్నిమేవైవాగ్నిమేవైవాగ్నిమేవైవాగ్నిమేవైవాగ్నిమేవైవాగ్నిమేవైవాగ్నిమేవైవాగ్నిమేవైవాగ్నిమేవైవాగ్నిమేవైవాగ్నిమేవైవాగ్నిమేవైవాగ్నిమేవైవాగ్నిమేవైవాగ్నిమేవైవాగ్నిమేవైవాగ్నిమేవైవాగ్నిమేవైవాగ్నిమేవైవాగ ఆత్మేష్మిన్ స్వాత్మాత్మా పుష్మిన్ లోకే స్వాత్మే దశ ఆత్మా అముష్మిన్ లోకే లోకే అముష్మిన్ అముష్మిన్ లోకే భవతి భవతి లోకే అముష్మిన్ అముష్మిన్ లోకే భవతి లోకే భవతి భవతి లోకే లోకే భవతి యో యో భవతి లోకే లోకే భవతి భవతి యో యో భవతి భవతి ఏమేమం యో భవతి భవతి ఏం ఏమేమయ్యోయ ఏం వేద వేదైవ్యోయ ఏం వేద ఏం వేద వేదైవేం వేద శరీరగో శరీరం వేదైవేం వేద శరీరం వేద శరీరగో శరీరం వేద వేద శరీరం వై వై శరీరం వేద వేద శరీరం వై శరీరం వై వై శరీరగో శరీరం వా ఏతదేతద్వై శరీరగో శరీరం వా ఏతద వా ఏకదేతద్వై వా ఏతదగ్నే రక్నేరేతద్వై వా ఏతదగ్నే ఏతదగ్నే రక్నేరేతదేతదగ్నేర్యేర్యేర్యేర్య అగ్నేర్యజ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ఞ్ ప్రశ్చిత్య ఆత్మా వైశ్వానరో వైశ్వానర ఆత్మాది ప్రశ్చిత్య ఆత్మా వైశ్వానర ఆత్మా వైశ్వానరో వైశ్వానర ఆత్మాత్మా వైశ్వానరో యద్వైశ్వానర ఆత్మాత్మా వైశ్వానరో యు వైశ్వానరో యద్వైశ్వానరో వైశ్వానరో యచ్చిదేద్వైశ్వానరో వైశ్వానరో యచ్చిదే ఈశ్వానరం వైశ్వానరం చిదేవైశ్వానరం వైశ్వానరం చిదేవైశ్వానరం జ్యోతి జ్యోతమైశ్వానరం చిదేవైశ్వానరం జ్యోతి వైశ్వానరం జ్యోతి జ్యోతి వైశ్వానరం వైశ్వానరం జ్యోతి శరీరం శరీరం జ్యోతి వైశ్వానరం వైశ్వానరం జ్యోతి శరీరం జ్యోతి శరీరం శరీరం జ్యోతి జ్యోతి శరీరమేవైవ శరీరం జ్యోతి జ్యోతి శరీరమేవ శరీరమేవైవ శరీరం శరీరమేవ సద్దుస్కృత్య సద్దుస్కృత్యైవ శరీరం శరీరమేవ సద్దుస్కృత్య ఏ సద్దుస్కృత్య సద్దుస్కృత్యైవ సద్దుస్కృత్యాభ్యారోహత్యభ్యారోహన సద్దుస్కృత్యైవ సద్దుస్కృత్యాభ్యారోహతి సద్దుస్కృత్యాభ్యారోహత్యభ్యారోహన సద్దుస్కృత్య సద్దుస్కృత్యాభ్యారోహన శరీరం శరీరమభ్యారోహన సద్దుస్కృత్య సద్దుస్కృత్యాభ్యారోహన శరీరం అభ్యారోహతి శరీరం శరీరమభ్యారోహత్యభ్యారోహతి శరీరం వై వై శరీరమభ్యారోహత్యభ్యారోహతి శరీరం వై అభ్యారోహతీత్యభి ఆరోహతి శరీరం వై వై శరీరం శరీరం వా ఏతదేతద్వై శరీరం శరీరం వా ఏతద్ వా ఏతదేతద్వై వా ఏతద్యజమానో యజమాన ఏతద్వై వా ఏతద్యజమాన ఏతద్యజమానో యజమాన ఏతదేతద్యజమానస్సం సంయజమాన ఏతదేతద్యజమానస్సం యజమానస్స సంయజమానో యజమానస్స గృస్కృతే కృతే సంయజమానో యజమానస్స గృస్కృతే సగృస్కృతే కృతే సగృస్కృతే యద్యత్కృతే సగృస్కృతే కృతే యద్యత్కృతే కృతే యదగ్నిమగ్నిం యత్కృతే కృతే యదగ్నిం యదగ్నిమగ్నిం యద్యగ్నిం చృతే చృతేగ్నిం యద్యగ్నిం చృతే అగ్నిం చృతే చృతేమగ్నిం చృతే యద్యచ్చిమగ్నిం చృతే యద్ శృదే యద్యక్షిదే శృదేక్షిదే చుతే యక్షిదే చుతేక్షిదే చుతే యద్యక్షిదే వైశ్వానరం వైశ్వానరం చుతే యద్యక్షిదే వైశ్వానరం చుతే వైశ్వానరం వైశ్వానరం చుతే వైశ్వానరం జ్యోతి జ్యోతి వైశ్వానరం చుతే వైశ్వానరం జ్యోతి వైశ్వానరం జ్యోతి జ్యోతి వైశ్వానరం వైశ్వానరం జ్యోతి శరీరం శరీరం జ్యోతి వైశ్వానరం వైశ్వానరం జ్యోతి శరీరం జ్యోతి శరీరం శరీరం జ్యోతి జ్యోతి శరీరమేవైవ శరీరం జ్యోతి జ్యోతి శరీరమేవ శరీరమేవైవ శరీరం శరీరమేవ సద్దుస్కృత్య సద్దుస్కృత్యైవ శరీరం శరీరమేవ సద్దుస్కృత్య ఏవ సద్దుస్కృత్య సద్దుస్కృత్యైవ సద్దుస్కృత్యాత్మనాత్మనా సద్దుస్కృత్యైవ సద్దుస్కృత్యాత్మనా సద్దుస్కృత్యాత్మనాత్మనా సద్దుస్కృత్య సద్దుస్కృత్యాత్మనాభ్యారోహత్యభ్యారోహత్యాత్మనా సద్దుస్కృత్య సద్దుస్కృత్యాత్మనాభ్యారోహతి ఆత్మనాభ్యారోహత్యభ్యారోహత్యాత్మనాభ్యారోహత్యతస్మాత్తస్మాదభ్యారోహత్యభ్యారోహత్యతస్మాత్తస్య అవద్యంతిమనవద్యంతిమానవ్యంతి జీవన్ జీవన్ జంత్యమావద్యంతి జీవన్ను జంతి జీవన్ జీవన్ జంతిజ్యంతి జీవన్ నేవైవ జీవన్ జంతిజ్యంతి జీవన్ నేవ జీవన్ నేవైవ జీవన్ జీవన్ నేవ దేవాన్ దేవానేవ జీవన్ జీవన్ నేవ దేవాన్ ఏవ దేవాన్ దేవానేవైవ దేవానప్యపి దేవానేవైవ దేవానపి దేవానప్యపి దేవాన్ దేవానప్యేత్యేత్యపి దేవాన్ దేవానప్యేది అదేత్యేత వైశ్వానర్యా వైశ్వానర్యేత్యేత వైశ్వానర్యా ఏత వైశ్వానర్యా వైశ్వానర్యేత వైశ్వానర్యచ్చ వైశ్వానర్యేత వైశ్వానర్యచ్చ వైశ్వానర్యచ్చ వైశ్వానర్యా వైశ్వానర్యచ్చ పురీషం పురీషము చా వైశ్వానర్యా వైశ్వానర్యచ్చ పురీషం ప్రచాపురీషం పురీషము చచ్చాపురీషముపాపురీషము చచ్చాపురీషముప పురీషముపాపురీషం పురీషముపదధాతి దాత్యుపురీషం పురీషముపదధాతి ఉపదధాతి దాత్యుపదధాతీయమియం దాత్యుపదధాతీయం దాతీయమియం దాతీయం వై వా ఇయం దాతీయం వై ఇయం వై వా ఇయమియం వా అగ్నిరగ్నిర్వా ఇయమియం వా అగ్ని వా అగ్నిరగ్నిర్వై వా అగ్నిర్వైశ్వానరో వైశ్వానరో అగ్నిర్వై వా అగ్నిర్వైశ్వానర అగ్నిర్వైశ్వానరో వైశ్వానరో అగ్నిరగ్నిర్వైశ్వానరస్త వైశ్వానరో అగ్నిరగ్నిర్వైశ్వానరస్త వైశ్వానరస్తశ్వానరో వైశ్వానరస్తశ్వానరో వైశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వానరస్తశ్వ

ప్రియాం ప్రియాం వై ఈశ్వానరో ప్రియాం ప్రియాం వై ఈశ్వానరో వై ఈశ్వానర ప్రియామేవ ప్రియాం వై ఈశ్వానరో వై ఈశ్వానర ప్రియామేవ ప్రియామేవ ప్రియాం ప్రియామేవాస్యా ప్రియాం ప్రియామేవాస్యా ఏవాస్యాస్యైవైవాస్య తలవం తలవమస్యైవైవాస్య తలవం అస్య తలవం తలవమస్యాస్య తలవమవావ తలవమస్యాస్య తలవమవ తలవమవావ తలవం తలవమవ రుంధే రుంధేవ తలవం తలవమవ రుంధే అవరుంధే రుంధే వావరుంధే రుంధ ఇది రుంధే అగ్నేర్వైవా అగ్నేరగ్నేర్వై దీక్షయా దీక్షయా వా అగ్నేరగ్నేర్వై దీక్షయా వై దీక్షయా దీక్షయా వై వై దీక్షయా దేవా దేవా దీక్షయా వై వై దీక్షయా దేవా దీక్షయా దేవా దేవా దీక్షయా దీక్షయా దేవా విరాజం విరాజం దేవా దీక్షయా దీక్షయా దేవా విరాజం దేవా విరాజం విరాజం దేవా దేవా విరాజమాప్నువన్నాప్నువన్ విరాజం దేవా దేవా విరాజమాప్నువన్ విరాజమాప్నువన్నాప్నువన్ విరాజం విరాజమాప్నువన్ తిస్రాప్నువన్ విరాజం విరాజమాప్నువన్ తిస్రాజమిది విరాజం ఆప్నవం తిస్రస్తున్నాప్నవం తిస్రో రాత్రి రాత్రి తిస్రాప్నవన్నాప్నవం తిస్రో రాత్రి తిస్రో రాత్రి రాత్రి తిస్రస్తిస్రో రాత్రి దీక్షితో దీక్షితో రాత్రి తిస్రస్తిస్రో రాత్రి దీక్షిత రాత్రి దీక్షితో దీక్షితో రాత్రి రాత్రి దీక్షిత్యా దీక్షితో రాత్రి రాత్రి దీక్షిత్యా ఈక్షిత్యాక్షిత్రిపదా విరాట్ విరాజం విరాజం విరాట్ త్రిపదా త్రిపదా విరాట్ విరాజం విరాజం విరాట్ త్రిపదా త్రిపదా విరాట్ విరాజం విరాట్ విరాజం విరాజం విరాట్ విరాట్ విరాజమాప్నోత్యాప్నోతి విరాజం విరాట్ విరాట్ విరాజమాప్నోతి విరాజితి విరాజ్ విరాజమాప్నోత్యాప్నోతి విరాజం విరాజమాప్నోతి షట్షడాప్నోతి విరాజం విరాజమాప్నోతి షట్ విరాజమితి విరాజం ఆప్నోతి షట్షడాప్నోత్యాప్నోతి షట్రాత్రి రాత్రి షడాప్నోత్యాప్నోతి షట్రాత్రి షడ్రాత్రి రాత్రి షట్షడ్రాత్రిర్దీక్షితో దీక్షితో రాత్రి షట్షడ్రాత్రిర్దీక్షిత రాత్రిర్దీక్షితో దీక్షితో రాత్రి రాత్రిర్దీక్షిత సీక్షితో రాత్రి రాత్రిర్దీక్షిత్యాదీక్షితో దీక్షిత షట్షట్యాదీక్షితో దీక్షిత షట్ సంవత్సర సంవత్సర ఇది సంవత్సర సంవత్సరో విరాట్ విరాట్ సంవత్సర సంవత్సరో విరాట్ విరాజం విరాజం విరాట్ సంవత్సర సంవత్సరో విరాట్ విరాజం విరాట్సర ఇది సంవత్సర విరాట్ విరాజం విరాజం విరాట్ విరాట్ విరాజమాప్నోత్తరాప్నోతి విరాజం విరాట్ విరాట్ విరాజమాప్నోతి విరాజుది వీరాజ విరాజమాప్నోత్తరాప్నోతి విరాజం విరాజమాప్నోతి దశ దశాప్నోతి విరాజం విరాజమాప్నోతి దశ విరాజమిది వీరాజం ఆప్నోతి దశ దశాప్నోత్తరాప్నోతి దశ రాత్రి రాత్రి దశాప్నోత్తరాప్నోతి దశ రాత్రి దశ రాత్రి రాత్రిర్దశ దశ రాత్రి దీక్షుతో దీక్షుతో రాత్రిర్దశ దశ రాత్రి దీక్షిత రాత్రి దీక్షుతో దీక్షుతో రాత్రి రాత్రి దీక్షిత్యాక్షుతో రాత్రి రాత్రి దీక్షిత్యాక్షుతో దీక్షిత్యాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షర విరాజం విరాజం విరాజం విరాజ్ విరాజ్ విరాజమాప్నోతి విరాజితి వీరాడ్ విరాజమాప్నోత్తరాప్నోది విరాజం విరాజమాప్నోది పంచదశ పంచదశాప్నోది విరాజం విరాజమాప్నోది పంచదశ విరాజమితి వీరాజం ఆప్నోది పంచదశ పంచదశాప్నోత్యాప్నోది పంచదశ రాత్రి రాత్రి పంచదశాప్నోత్యాప్నోది పంచదశ రాత్రి పంచదశ రాత్రి రాత్రి పంచదశ పంచదశ రాత్రి దీక్షితో దీక్షితో రాత్రి పంచదశ పంచదశ రాత్రి దీక్షిత పంచదశే పంచాదశ రాత్రి దీక్షితో దీక్షితో రాత్రి రాత్రి దీక్షిత్యాదీక్షితో రాత్రి రాత్రి దీక్షిత్యాదీక్షిత్యాదీక్షిత్యా పంచదశ పంచదశ్యాదీక్షితో దీక్షిత్యా పంచదశ పంచదశ పంచదశ సత్యాత్ పంచదశ వై వై పంచదశ సత్యాత్ పంచదశ వై పంచదశ వై వై పంచదశ పంచదశ వా అర్ధమాసర్ధమాస వై పంచదశ పంచదశ వా అర్ధమాస పంచదశే పంచాదశమాసర్ధమాస వై వా అర్ధమాస రాత్రయో రాత్రయోర్ధమాస వై వా అర్ధమాస రాత్రయ అర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమ సంవత్సర ఆప్యద ఆప్యదే సంవత్సరోర్ధమాదశోర్ధమాదశ సంవత్సర ఆప్యద ఆప్యదే సంవత్సర ఆప్యదే సంవత్సర సంవత్సర ఆప్యద ఆప్యదే సంవత్సరో విరాట్ విరాట్ సంవత్సర ఆప్యద ఆప్యదే సంవత్సరో విరాట్ సంవత్సరో విరాట్ విరాట్ సంవత్సర సంవత్సర విరాట్ విరాజం విరాజం విరాట్ సంవత్సర సంవత్సర విరాట్ విరాజం సంవత్సర ఇది సంవత్సర విరాట్ విరాజం విరాజం విరాట్ విరాట్ విరాజమాప్నోత్యాప్నోది విరాజం విరాట్ విరాట్ విరాజమాప్నోది విరాడితి విరాట్ విరాజమాప్నోత్యాప్నోది విరాజం విరాజమాప్నోది సప్తదశ సప్తదశాప్నోది విరాజం విరాజమాప్నోది సప్తదశ విరాజమిది విరాజం ఆప్నోది సప్తదశ సప్తదశాప్నోత్యాప్నోది సప్తదశ రాత్రి రాత్రి సప్తదశాప్నోత్యాప్నోది సప్తదశ రాత్రి సప్తదశ రాత్రి రాత్రి సప్తదశ సప్తదశ రాత్రి దీక్షితో దీక్షితో రాత్రి సప్తదశ సప్తదశ రాత్రి దీక్షిత సప్తదశేది సప్తదశ రాత్రిర్దీక్షితో దీక్షితో రాత్రి రాత్రిర్దీక్షిత సీక్షితో రాత్రి రాత్రిర్దీక్షిత సీక్షిత సీక్షితో దీక్షిత సద్వాదశ ద్వాదశ సీక్షితో దీక్షిత సద్వాదశ స్వాద్వాదశ ద్వాదశ సద్వాదశ మాసాద్వాదశ సద్వాదశ మాసా ద్వాదశ మాసా ద్వాదశ ద్వాదశ మాసా పంచ పంచ మాసా ద్వాదశ ద్వాదశ మాసా పంచ మాసా పంచ పంచ మాసా మాసా పంచత్తవ ఋతవ పంచ మాసా మాసా పంచత్తవ పంచత్తవ ఋతవ పంచ పంచత్తవస్త ఋతవ పంచ పంచత్తవస్తవ ఋతవస్త ఋతవ ఋతవస్త సంవత్సర సంవత్సరస్త ఋతవ ఋతవస్త సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సర ఇది సంవత్సర సంవత్సర విరాట్ విరాట్ సంవత్సర సంవత్సర విరాట్ విరాజం విరాజం విరాట్ సంవత్సర సంవత్సర విరాట్ విరాజం సంవత్సర ఇది సంవత్సర విరాట్ విరాజం విరాజం విరాట్ విరాట్ విరాజమాప్నోత్యాప్నోది విరాజం విరాట్ విరాట్ విరాజమాప్నోది విరాడిది వీరాడ్ విరాజమాప్నోత్యాప్నోది విరాజం విరాజమాప్నోది చతుర్విఘోషకం చతుర్విఘోషమాప్నోది విరాజం విరాజమాప్నోది చతుర్విఘోషకం విరాజమితి వీరాజం ఆప్నోది చతుర్విఘోషకం చతుర్విఘోషమాప్నోత్యాప్నోది చతుర్విఘోషరాత్రి రాత్రి చతుర్విఘోషమాప్నోత్యాప్నోది చతుర్విఘోషరాత్రి చతుర్విఘోషతి ఘోరాత్రి రాత్రి చతుర్విఘోషతి చతుర్విఘోషతి ఘోరాత్రి దీక్షిత దీక్షితో రాత్రి చతుర్విఘోషతి చతుర్విఘోషతి ఘోరాత్రి దీక్షిత చతుర్విఘోషతి రాత్రీర్దీక్షితో రాత్రీరాత్రీర్దీక్షిత సద్దీక్షితో రాత్రీరాత్రీర్దీక్షిత సద్ దీక్షిత్యాద్దీక్షితో మాసో వసవో మాసో వసవో విభజన విభజుర్వసవో మాసో మాసో వసవో విభజు అహోరాత్రాణ్యహోరాత్రాణిష్టగా ఆప్తేష్టగమాప్తేష్టగమిష్టగా అహోరాత్రాణ్యహోరాత్రాణిష్టగా ఆప్తేష్టగం అహోరాత్రా రాత్రాణి ఇష్టక ఆప్తేష్టకమాప్తేష్టకమిష్టక ఇష్టక ఆప్తేష్టకమేనమేన ఆప్తేష్టకమిష్టక ఇష్టక ఆప్తేష్టకమేనం ఆప్తేష్టకమేనమేన ఆప్తేష్టకమాప్తేష్టకమేనం చిరుతే చిరుత ఏన ఆప్తేష్టకమాప్తేష్టకమేనం చిరుతే ఆప్తేష్టకమిత్యాప్త ఇష్టకం ఏనం చిరుతే చిరుత ఏనమేనం చిరుతే థోసో చిరుత ఏనమేనం చిరుతే థో చిరుతేథోథో చిరుతే చిరుతేథో వ్యావృతం వ్యావృతమథో చిరుతే చిరుతేథో వ్యావృతం అథో వ్యావృతం వ్యావృతమథో అథో వ్యావృతమే వ్యావృతమథో అథో వ్యావృతమే అథో ఇథో వ్యావృతమే వ్యావృతం వ్యావృతమే గచ్చతి గచ్చే వ్యావృతం వ్యావృతమే గచ్చతి వ్యావృతమి ఆవృతం ఏ గచ్చతి గచ్చే గచ్చతి శ్రైశ్చ్రైశ్చం గచ్చే గచ్చతి శ్రైశ్చం గచ్చతిశ్రైశ్చగ్రశ్రైశ్చం గచ్చరి గచ్చరి శ్రైశ్చకం సమానాగం సమానాగుశ్రైశ్చం గచ్చరి గచ్చరి శ్రైశ్చకం సమానాగం సమానాగుశ్రైశ్చగ్రశ్రైశ్చము సమానా సమానామి సమానా